కృష్ణయజుర్వేదే క్రమపాఠే ద్వితీయకాండే ద్వితీయ ప్రశ్న ప్రారంభ. ప్రజాపతి ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజత ప్రజాయి ప్రజా అసృజతా తా సృష్టా సృష్టా ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని అప ఇంద్రాగ్ని ఇతి ఇంద్ర అగ్ని అపాగోహత దోహతాగుంస శోచాయత్ అచాయత్ ప్రజాపతి ప్రజాపతింద్రాగ్ని ప్రజాపతిరితి ప్రజాపతి ఇంద్రాగ్ని వై ఇంద్రాగ్ని ఇతి ఇంద్ర అగ్ని వై మే మే ప్రజా ప్రజా అప ప్రజా ఇతి ప్రజా అపఘుక్షతాం అఘుక్షతామితి ఇతి సహ స ఏతమ్ ఏతమైంద్రాగ్నం ఐంద్రాగ్నమేకాదశ కపాలం ఐంద్రాగ్నమిత్యేంద్ర అగ్నం ఏకాదశ కపాలమవశ్యత్ ఏకాదశ కపాలమిత్యేకాదశ కపాలం అపశ్యత్తం కర్ణి నిరవపత్ అవపత్తౌ తావస్మై అస్మై ప్రజా ప్రజా ప్రాసాధయతాం అసాధయతామింద్రాగ్ని ఇంద్రాగ్ని వై ఇంద్రాగ్ని ఇంద్ర అగ్ని మా ఏతస్య ఏతస్య ప్రజాం ప్రజామప ప్రజామితి ప్రజాం లోహత లోహతోజ యోలం అలం ప్రజాయై ప్రజాయై సన్ ప్రజాయాతి ప్రజాయై సన్ ప్రజాం ప్రజాన్న ప్రజామితి ప్రజాం విందతే విందత ఐంద్రాగ్నం ఐంద్రాగ్నమేకాదశక పాలం ఐంద్రాగ్నమిత్యేంద్ర అగ్నం ఏకాదశక పాలన్ని ఏకాదశక పాలమిత్యేకాదశాక పాలం నిర్వేద్ ఉపేద్ ప్రజాకామ ప్రజాకామ ఇంద్రాగ్ని ప్రజాకామయతి ప్రజాకామ ఇంద్రాగ్ని ఏవ ఇంద్రాగ్ని ఇది ఇంద్ర అగ్ని ఏవ స్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేది భాగభేదేన ఉపధావతి ధావతి తౌ తావేవ ఏవాస్మై అస్మై ప్రజాం ప్రజామ్ర ప్రజామతి ప్రజాం ప్రసాధయత సాధయతో విందతే విందతే ప్రజాం ప్రజామైంద్రాగ్నం ప్రజామతి ప్రజాం ఐంద్రాగ్నమేకాదశకపాలం ఐంద్రాగ్నమిద్యేంద్ర అగ్నం ఏకాదశకపాలన్ని ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం నిర్లోకేత్ లోపేత్ స్పర్ధమాన స్పర్ధమాన క్షేత్రే క్షేత్రే వా సజాతేషు సజాతేషు వా సజాతేషు సజాతేషు వేంద్రాగ్ని ఇంద్రాగ్ని ఏవ ఇంద్రాగ్ని ఇది ఇంద్రాగ్ని దేవస్వేన స్వేన భాగధేజేన భాగధేజేనోప భాగధేజేనేతి భాగధేజేన ప్రధావతి భావతిభ్యాం తాభ్యామేవ ఏవేంద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య వృంతే వృంతేవి పాప్మనా పాప్మనా భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ జయతే జయతేవ అపవై వా ఏతస్మాత్ ఏతస్మాదింద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం క్రామతి క్రామతి యః సంగ్రామం సంగ్రామముపప్రయాతి సంగ్రామమితి సంగ్రామం ఉపప్రయాత్యేంద్రాగ్నం ఉపప్రయాతేత్యవ ప్రయాతి ఐంద్రాగ్నమేకాదశకపాలం ఐంద్రాగ్నమిత్యేంద్రాగ్నం ఏకాదశకపాలం ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం గర్భవేత్ ఉపేత్ సంగ్రామం సంగ్రామముపప్రయాస్యన్ సంగ్రామమితి సంగ్రామం ఉపప్రయాస్యన్నింద్రాగ్ని ఉపప్రయాస్యన్నిత్యవ ప్రయాస్యన్ ఇంద్రాగ్ని ఏవ ఇంద్రాగ్ని ఇది ఇంద్రాగ్ని దేవస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేది భాగధేయేన ఉపధావతి ధావతి తౌ తావేవ ఏవాస్మిన్ అస్మిన్నింద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం ధత్తః ధత్తః సహ సహేంద్రియేణ ఇంద్రియేణ వీర్యేణ వీర్యేణోప ఉపప్ర ప్రయాతి యాతి జయతి జయతిదం తదం సంగ్రామం సంగ్రామం వి సంగ్రామమితి సంగ్రామం వివై వా ఏష ఇంద్రియేణ ఇంద్రియేణ వీర్యేణ వీర్యేణర్జతే ఉధ్యతే యః సంగ్రామం సంగ్రామం జయతి సంగ్రామమితి సంగ్రామం జయత్యేంద్రాగ్నం ఐంద్రాగ్నమేకాదశకపాలం ఐంద్రాగ్నమిత్యేంద్రాగ్నం ఏకాదశకపాలన్ని ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం నిర్వపేద్ లపేత్ సంగ్రామం సంగ్రామం జిత్వా సంగ్రామమితి సంగ్రామం జిత్తేంద్రాగ్ని ఇంద్రాగ్ని ఏవ ఇంద్రాగ్నీ ఇంద్రాగ్ని ఏవస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి తౌ తావేవ ఏవాస్మిన్ అస్మిన్నింద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం ధత్త ధత్తో నేంద్రియేణ ఇంద్రియేణ వీర్యేణ వీర్యేణ విద్యతేప అపవై వా ఏతస్మాత్ ఏతస్మాదింద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం క్రామతి క్రామతి యేతి ఏతి జలతా జలతామైంద్రాగ్నం ఐంద్రాగ్నమేకాదశకపాలం ఐంద్రాగ్నమిత్యైంద్రాగ్నం ఏకాదశకపాలం నిహి ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్వపేత్ ఉపేజ్జనతా జనతామేష్యన్ ఏష్యన్నింద్రాగ్ని ఇంద్రాగ్ని ఏవ ఇంద్రాగ్ని ఇతి ఇంద్రాగ్ని ఏవస్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి తౌ తావేవ ఏవాస్మిన్ అస్మిన్నింద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం ధత్త ధత్తస్సః సహేంద్రియేణ ఇంద్రియేణ వీర్యేణ వీర్యేణ జనతా జనతామేతి ఏతి పౌష్ణం పౌష్ణం చరుం చరుమను అనుని నిర్వపేత్ ఉపేత్ పూషా పూషా వై వా ఇంద్రియస్య ఇంద్రియస్య వీర్యస్య వీర్యస్యానుప్రదాత అనుప్రదాత పోషణం అనుప్రదాతేత్యనుప్రదాత పోషణమేవ ఏవస్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవాస్మై అస్మాయింద్రియం ఇంద్రియం వీర్యం వీర్యమను అను ప్రయచ్చది యచ్చది క్షైత్రపత్యం క్షైత్రపత్యం చరుం క్షైత్రపత్యమిది క్షైత్రాపత్యం చరుణి నిర్వపేద్ ఉపేజ్జనతా జనతామాగత్య ఆగత్యేయం ఆగత్యేత్యా ఆగత్య ఇయం వై వై క్షేత్రస్య క్షేత్రస్య పతి ప్రతిరస్యాం అస్యామేవ ఏవ ప్రతి ప్రతిష్టది తిష్టత్యైంద్రాగ్నం ఐంద్రాగ్నమేకాదశకపాలం ఐంద్రాగ్నమిత్యైంద్రాగ్నం ఏకాదశకపాలముపరిష్టాత్ ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం ఉపరిష్టాన్ని నిర్వపేదస్యాం అస్యామేవ ఏవ ప్రతిష్టాయ ప్రతిష్టాయేంద్రియం ప్రతిష్టాయేతి ప్రతిష్టాయ ఇంద్రియం వీర్యం వీర్యముపరిష్టాత్ ఉపరిష్టాదాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తైతి ధత్తే అగ్నియే పథికృతే పథికృతే ప్రోటాశం పథికృతైతి పథికృతే ప్రోటాశమష్టాకపాలం అష్టాకపాలం నిహి అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేర్ ఉపేద్యః యోదర్శపూర్ణమాసయాజీ దర్శపూర్ణమాసయాజీ సన్ దర్శపూర్ణమాసయాజీకి దర్శపూర్ణమాసయాజీ సన్నమావాస్యాం మావాస్యాం వా మావాస్యామిత్యమావాస్యాం ఆ పౌర్ణమాసీం పౌర్ణమాసీం వా పౌర్ణమాసీమితి పౌర్ణమాసీం ప్రతిపాదయేత్ ప్రతిపాదయేత్ పథ ప్రతిపాదయేదిత్యది పాదయేత్ పథో వై వా ఏషోసి అధ్యపథేన అపథేనైతి ఏతియ యోదర్శపూర్ణమాసయాజీ దర్శపూర్ణమాసయాజీ సన్ దర్శపూర్ణమాసయాజీతి దర్శపూర్ణమాసయాజీ సన్నమావాస్యాం మావాస్యాం వా మావాస్యామిత్యమావాస్యాం ఆ పౌర్ణమాసీం పౌర్ణమాసీం వా పౌర్ణమాసీమితి పౌర్ణమాసీం వాదిపాదయతి అతిపాదయత్యగ్నిం అతిపాదయతీత్యది పాదయతి అగ్నిమేవ ఏవ పచీకృతం పచీకృతగ్నిస్వేన పచీకృతమితి పచీకృతం స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవైనం ఏనముపథాత్ అవధాత్ పంథాన్ పంథామపి అపినేతి మయజ్జనద్వాన్ అనద్వాన్ దక్షిణ దక్షిణా వహీ వహీ హ్యేష ఏష సమృద్ధి సమృద్ధ్యా అగ్నే సమృద్ధ్యా సమృద్ధి అగ్నే వ్రతపతయే వ్రతపతయే ప్రోడాశం వ్రతపతయతి వ్రతపతయే ప్రోడాశమష్టాకపాలం అష్టాకపాలం నిహి అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేద్ ఉపేద్యః ఆహితాగ్ని ఆహితాగ్ని సన్ ఆహితాగ్నిరిక్తాహితాగ్ని సన్న వ్రత్యం అవ్రత్యమివ ఇవ చరేద్ చరేదగ్ని అగ్నిమేవ ఏవ వ్రతపతిం వ్రతపతిగ్నిస్వేన వ్రతపతిమితి వ్రతపతిం స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవైనం ఏనం వ్రతం వ్రతమా ఆలంభయతి లంభయతి వ్రత్యః వ్రత్యోభవతి భవత్యగ్నే అగ్నే రక్షోఘ్నే రక్షోఘ్నే ప్రోడాశం రక్షోఘ్నేతి రక్ష అఘ్నే రోడాసమష్టాకపాలం అష్టాకపాలమ్ని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేద్ ఉపేద్యం యగం రక్షాగుంసి రక్షాగుంసి సచేనం సచేనం అగ్ని అగ్నిమేర ఏ రక్షోహణం రక్షోహణ రక్షోహణమితి రక్షాహనం స్వేన భాగేదేన భాగేదేనోప భాగేదేనేతి భాగాధేదేన ఉపధావతి ధావతి సహ సేవ ఏవాస్మాద్ అస్మాద్రక్షాగుంసి రక్షాగస్య అపహంది హంది నిషితాయా నిషితాయాన్ని నిషితాయామితి నిషితాయాహం నిర్వపేద్ ప్రపేన్నిషితాయా నిషితాయాగుం హి నిషితాయామితి నిషితాయాహం హి రక్షాగుంసి రక్షాగుంసి ప్రేరతే ప్రేరతే సంప్రేరణాని ప్రేరత ఇది ప్రాయీరతే సంప్రేరణాన్యవ సంప్రేరణానీతి సంప్రేరణాని ఏదైనాని ఏనామి హంతి హంతి పరిశ్రుతే పరిశ్రుతే యాజయేత్ పరిశ్రుత ఇది పరిశ్రుతే యాజయేత్ రక్షసాం రక్షసామనన్వచారాయ అనన్వచారాయ రక్షోగ్ని అనన్వచారాయేత్యనో అవచారాయ రక్షోగ్నియాజ్యానువాక్యే రక్షోగ్ని యాజ్యానువాక్యే భవత యాజ్యానువాక్యేది యాజ్యా అనువాక్యే భవతో రక్షసాం రక్షసాగస్తృత్యై శృత్యా అగ్నయే అగ్నయే రుద్రవదే రుద్రవదే రోడాశం రుద్రవద ఇది రుద్రావదే రోడాశమష్టాకపాలం అష్టాకపాలం అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేద్ అభేదభిచరన్ అభిచరన్నేషా అభిచరన్నిత్యభిచరన్ ఏషా వై వాస్య అస్య ఘోరా ఘోరాతనో తనోర్యత్ యద్రుద్ర రుద్రస్తస్మై తస్మాదేవ ఏవైనం ఏనమా ఆవృష్టది పృష్టది తాజవ తాజగార్తి ఆర్తిమా ఆర్చరి ఇచ్చత్యగ్నయే అగ్నయే సురభిమతే సురభిమతే రోడాశం సురభిమత ఇది సురభీమతే రోడాశమష్టాకపాలం అష్టాకపాలన్ని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేద్ ఉపేద్యస్య యస్య గావః గావో వా పురుషాః పురుషా వా ప్రమీయేరన్ ప్రమీయేరణయః ప్రమీయేరన్నిది ప్రామీయేరన్ యో వా విభీయాద్ విభీయాదేషా ఏషా వై వా అస్య అస్య భేషజ్యా భేషజ్యా ధనోః తనోర్యత్సురభిమతీ సురభిమతీతయా సురభిమతీతి సురభీమతీ తయైవ ఏవాస్మై అస్మై భేషజం భేషజం కరోతి కరోతి సురభిమతే సురభిమతే భవతి సురభిమత ఇది సురభీమతే భవతి భూతీగంధస్య భూతీగంధస్యాపహత్యై భూతీగంధస్యేది భూతీగంధస్య అపహత్యాగ్నే అపహత్యా ఇత్యపాహత్యై అగ్నే క్షామవతే క్షామవతే రోడాశం క్షామవతి క్షామావతే రోడాశమష్టాకపాలం అష్టాకపాలన్ని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేద్ ఉపేత్ సంగ్రామే సంగ్రామే సంయత్తే సంగ్రామ ఇది సంగ్రామే సంయత్తే భాగేదేన సంయత్త ఇది సంయత్తే భాగేదేనైవ భాగేదేనేది భాగేదేన ఏవైనం ఏనకం శమయిత్వా శమయిత్వా పరాణ పరానభి అభినిః నిర్దిశతి దిశతిదం యమపరేషాం అపరేషాం విధ్యంతి విధ్యంతి దీవతి దీవతి సహ సయం యం పరేషాం పరేషాం ప్రసః సమీయతే దీయతే జయతి జయతిదం తగుం సంగ్రామం సంగ్రామమభి సంగ్రామమిది సంగ్రామం అభివై వా ఏష ఏతాన్ ఏతానుచ్యతి ఉచ్యతి ఏషాం ఏషాం పూర్వాపరాః పూర్వాపరా అన్నంజ పూర్వాపరా ఇది పూర్వాపరాః అన్నంజ ప్రమీయందే ప్రమీయందే పురుషాహుతిః ప్రమీయంద ఇది ప్రామీయందే పురుషాహుతిర్హి పురుషాహుతిరిది పురుష ఆహుతిః హ్యస్య అస్య ప్రియతమా ప్రియతమాగ్నయే ప్రియతమేది ప్రియాతమా అగ్నయే క్షామవదే క్షామవదే రోడాశం క్షామవత ఇది క్షామావతే రోడాశమష్టాకపాలం అష్టాకపాలన్ని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేద్ ఉపేద్భాగేదేన భాగేదేనైవ భాగేదేనేతి భాగేదేన ఏవైనం ఏనకం శమయతి శమయతి నైషాం ఏషాం పురా పురాయుష ఆయుషోపర అపరస్ప్ర ప్రమీయతే మీయతేభి అభివై వా ఏష ఏష ఏతస్య గృహాన్ గృహానుచ్యతి ఉచ్యతి యస్య గృహాన్ గృహాన్ దహతి దహద్యగ్నయే అగ్నయే క్షామవదే క్షామవదే రోడాశం క్షామవత ఇది క్షామావతే రోడాశమష్టాకపాలం అష్టాకపాలన్ని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేద్ ఉపేద్భాగేయేన భాగేయేనైవ భాగేయేనేది భాగేయేన ఏవైనం ఏనకం శమయతి శమయతి నాస్య అస్యాపరం అపరం గృహాన్ గృహాన్ దహతి దహతీతి దహతి అగ్నయే కామాయ తామాయ ప్రోడాశం ప్రోడాశమష్టాకపాలం అష్టాకపాలం అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేద్ ఉపేద్యం యం కామ కామోన నోపనమేత్ ఉపనమేదగ్ని ఉపనమేదిత్యుపానమేత్ అగ్నిమేవ ఏ కామం కామగ్రస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగాధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవైనం ఏనం కామేన కామేన సమర్థయతి అర్థయత్యుప ఉపైనం ఏనం కామ కామో నమతి నమత్యగ్నయే అగ్నయే యవిష్ఠాయ యవిష్ఠాయ ప్రోడాశం ప్రోడాశమష్టాకపాలం అష్టాకపాలం అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేత్ ఉపేత్ స్పర్ధమాన స్పర్ధమాన క్షేత్రే క్షేత్రే వా సజాతేషు సజాతేషు వా సజాతేష్ది సజాతేషు వాగ్నిమ్ అగ్నిమేవ ఏవయవిష్టం యవిష్టగ్గస్వేన తేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగాధేయేన ఉపధావతి ధావతి తేన తేనైవ ఏవేంద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య యువతే యువదేవి పాద్మనా పాద్మనా భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ దయతే దయతేగ్నయే అగ్నే యవిష్ఠాయ యవిష్ఠాయ ప్రోడాశం ప్రోడాశమష్టాకపాలం అష్టాకపాలం ని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేద్ ఉపేద విచర్యమాణ అభిచర్యమాణోగ్ని అభిచర్యమాణ ఇత్యభిచర్యమాణ అగ్నిమేవ ఏవయవిష్టం యవిష్టగ్రస్వేన సేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగాధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవాస్మాద్ అస్మాద్రక్షాగుంసి రక్షాగుంసి యవయతి యవయతి నైనం అభిచరన్ స్తృణతే అభిచరన్నిత్యభిచరన్ స్తృణతే అగ్నయే అగ్నయాయుష్మదే ఆయుష్మదే ప్రోడాశం ప్రోడాశమష్టాకపాలం అష్టాకపాలం ని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేద్ ఉపేద్య యః కామయేత కామయేత సర్వం సర్వమాయు ఆయుర్యాం యామితి ఇత్యగ్నిం అగ్నిమేవ ఏవాయుష్మందం ఆయుష్మందగ్రస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవాస్మిన్ అస్మిన్నాయు ఆయుర్దధాతి దాతి సర్వం సర్వమాయు ఆయురేతి ఏత్యగ్నయే అగ్నయే జాతవేదసే జాతవేదసే ప్రోడాశం జాతవేదసైతి జాతావేదసే ప్రోడాశమష్టాకపాలం అష్టాకపాలం ని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేత్ వపేద్ భూతికామ భూతికామోగ్ని భూతికామ ఇది భూతికామ అగ్నిమేవ ఏ జాతవేదసం జాతవేదసంగస్వేన జాతవేదసమితి జాతావేదసం స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగాధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవైనం ఏనం భూతిం భూతిం గమయతి గమయతి భవతి భవత్యేవ ఏవాగ్నయే అగ్నయే రుక్మదే రుక్మదే ప్రోడాశం ప్రోడాశమష్టాకపాలం అష్టాకపాలం ని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేద్ ఉపేద్దృక్కామ ఋక్కామోగ్ని ఋక్కామ ఇది ఋక్కామ అగ్నిమేవ ఏ ఋక్మందం ఋక్మందగ్గస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేది భాగాధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవాస్మిన్ అస్మిన్ రుచం రుచం దాది దాది రోచతే రోచత ఏవాగ్నయే అగ్నయే తేజస్వదే తేజస్వదే ప్రోడాశం ప్రోడాశమష్టాకపాలం అష్టాకపాలం ని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేద్ ఉపేద్దేజస్కామ తేజస్కామోగ్నిం తేజస్కామ ఇది తేజ కామ అగ్నిమేవ ఏ తేజస్వందం తేజస్వంతగ్రస్వేన తేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగాధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవాస్మిన్ అస్మిన్ తేజ తేజో దాతి దాతి తేజస్వీ తేజస్వేవ ఏ భూతి భవద్గ్నయే అగ్నయే సాహంత్యాయ సాహంత్యాయ ప్రోడాశం ప్రోడాశమష్టాకపాలం అష్టాకపాలం ని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేద్ వపేత్ శీక్షమాణ శీక్షమాణోగ్ని అగ్నిమేవ ఏ సాహంత్యం సాహంత్యగ్రస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగాధేయేన ఉపధావతి ధావతి తేన తేనైవ ఏ సహతే సహతేయం యగం శీక్షతే శీక్షత ఇది శీక్షతే అగ్నయేన్నవతే అన్నవతే ప్రోడాశం అన్నవత ఇత్యన్నవతే ప్రోడాశమష్టాకపాలం అష్టాకపాలం ని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేద్ వపేద్యః యః కామయేద కామయేతాన్నవాన్ అన్నవాన్ స్యాం అన్నవానిత్యన్నవాన్ స్యామిది ఇత్యగ్నిమ్ అగ్నిమేవ ఏవాన్నవందం అన్నవందగ్స్వేన అన్నవందమిత్యన్నవందం స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ సదేవ ఏవైనం ఏనమన్నవందం అన్నవందం కరోతి అన్నవందమిత్యన్నవందం కరోత్యన్నవాన్ అన్నవానేవ అన్నవానిత్యన్నవాన్ ఏవోతి భవద్యన్వయే అన్వయేనన్నాదాయ అన్నాదాయ పురోడాశం అన్నాదాయేత్యన్న అదాయ ప్రోడాశమష్టాకపాలం అష్టాకపాలం ని అష్టాకపాలమిద్దష్టాకపాలం నిర్వపేద్ వపేద్యః యః కామయేద కామయేతాన్నాదః అన్నాద స్యాం అన్నాద ఇత్యన్న అదః స్యామిది ఇత్యగ్నిమ్ అగ్నిమేవ ఏవాన్నాదం అన్నాదగ్స్వేన అన్నాదమిత్యన్న అదం స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ సదేవ ఏవైనం ఏనమన్నాదం అన్నాదం కరోతి అన్నాదమిత్యున్న అదం కరోత్యన్నాదః అన్నాద ఏవ అన్నాద ఇత్యున్న అదః ఏవోతి భవద్యగ్నయే అగ్నయేన్నపతయే అన్నపతయే పురోడాశం అన్నపతయే ఇత్యున్నపతయే పురోడాశమష్టాకపాలం అష్టాకపాలం ని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేద్ వపేద్యః యః కామయేత కామయేతాన్నపతిః అన్నపతి స్యాం అన్నపతిరిత్యన్నపతిః స్యామిది ఇత్యగ్నిమ్ అగ్నిమేవ ఏవాన్నపతిమ్ అన్నపతిగ్స్వేన అన్నపతిమిత్యన్నపతిమ్ స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవైనం ఏనమన్నపతిమ్ అన్నపతిమ్ కరోతి అన్నపతిమిత్యన్నపతిమ్ కరోత్యన్నపతిః అన్నపతిరేవ అన్నపతిమిత్యన్నపతిః ఏవోతి భవత్యగ్నయే అగ్నయే ఉపమానాయ ఉపమానాయ పురోడాశం పురోడాశమష్టాకపాలం అష్టాకపాలం ని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేద్ వపేదన్నయే అన్నయే పావకాయ పావకాయాగ్నయే అగ్నయే శృతయే శృతయే ద్యోగామయావి ద్యోగామయావీయత్ ద్యోగామయావీతి ద్యోగామయావీ యదగ్నయే అగ్నయే పవమానాయ అవమానాయ నిర్వపతి నిర్వపతి ప్రాణం నిర్వపతి మిహేమపతి ప్రాణమేవ ప్రాణమిది ప్రాణం ఏవాస్మిన్ అస్మిన్ తేన దాతి దాతి యదగ్నయే అగ్నయే పావకాయ పావకాయ వాచం వాచమేవ ఏవాస్మిన్ అస్మిన్ తేన దాతి దాతియత్నయే అగ్నయే శృతయే శృతయ ఆయు ఆయురేవ ఏవాస్మిన్ అస్మిన్ తేన తేన దాతి దాత్యత ఉదయతి యదీతాసు ఇతాసుర్భవతి ఇగదాసుతీతాసు భవతి జీవత్యేవ ఏవైతాం ఏతామేవ ఏవని నిర్వపేద్ వపేచ్చక్షుష్కామ చక్షుష్కామోయత్ చక్షుష్కామయతి చక్షుకామ యదగ్నయే అగ్నయే ఉపమానాయ ఉపమానాయ నిర్వపతి నిర్వపతి ప్రాణం నిర్వపతేతి నిహేమపతి ప్రాణమేవ ప్రాణమిది ప్రాణం ఏవాస్మిన్ అస్మిన్ తేన తేన దాతి దాతి యదగ్నయే అగ్నయే పావకాయ పావకాయ వాచం వాచమేవ ఏవాస్మిన్ అస్మిన్ తేన తేన దాతి దాతి యదగ్నయే అగ్నయే శృతయే శృతయే చక్షు చక్షురేవ ఏవాస్మిన్ అస్మిన్ తేన తేన దాతి దాత్యుత ఉదయతి యద్యంధ అంధో భవతి భవతి ప్రైవ ఏవ పశ్యతి పశ్యత్యగ్నయే అగ్నయే పుత్రపదే పుత్రపదే పురోడాశం పుత్రపదైతి పుత్రావదే పురోడాశమష్టాకపాలం అష్టాకపాలం ని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేద్ వపేదింద్రాయ ఇంద్రాయ పుత్రణే పుత్రణే పురోడాశం పురోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలం ప్రజాకామ ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం ప్రజాకామోగ్ని ప్రజాకామ ఇది ప్రజాకామ అగ్నిరేవ ఏవాస్మై అస్మై ప్రజాం ప్రజాం ప్రజనయతి ప్రజామితి ప్రాజాం ప్రజనయతి వృద్ధాం ప్రజనయతి ప్రాజనయతి వృద్ధామింద్ర ఇంద్ర ప్రయచ్చతి యచ్చత్యగ్నయే అగ్నయే రసవదే రసవదే క్షీరే రసవదైతి రసవదే అజక్షీరే చరం అజక్షీరేద్యుగాక్షీరే చరణి నిర్వపేద్ వేద్యః యః కామయేత కామయేత రసవాన్ రసవాన్ స్యాం రసవాని రసవాన్ స్యామిది ఇత్యగ్నిమ్ అగ్నిమేవ ఏవ రసవంతం రసవంతగ్స్వేన రసవంతమితి రసవంతం స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ సదేవ ఏవైనం ఏన రసవంతం రసవంతం కరోతి రసవంతమితి రసవంతం కరోతి రసవాన్ రసవానేవ రసవాని రజసావాన్ ఏవోతి భవత్యక్షీరే అజక్షీరే భవతి అజక్షీర ఇత్యదక్షీరే భవత్యాగ్నేయీ ఆగ్నేయీ వై ఆ ఏషా ఏషా యదజా అజా సాక్షాత్ సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ రసం రసమవ అవరుంధే రుంధేగ్నయే అగ్నయే వసుమతే వసుమతే పురోడాశం వసుమత ఇది వసుమతే పురోడాశమష్టాకబాలం అష్టాకబాలన్ని అష్టాకబాలమిత్యష్టాకబాలం నిర్వపేద్ ఉపేద్య కామయేత కామయేత వసుమాన్ వసుమాన్ స్యాం వసుమానిది వసుమాన్ స్యామితి ఇత్యగ్నిమ్ అగ్నిమేవ ఏవ వసుమంతం వసుమంతరగ్నిస్వేన వసుమంతమితి వసుమంత్రం స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ సేవ ఏవైనం ఏనం వసుమంతం వసుమంతం కరోతి వసుమంతమిది వసుమంతం కరోతి వసుమాన్ వసుమానేవ వసుమానిది వసుమాన్ ఏవోతి త్వన్నిగ్నయే అగ్నయే వాజసృతే వాజసృతే ప్రోడాశం వాజసృత ఇది వాజాసృతే ప్రోడాశమష్టాకబాలం అష్టాకబాలన్ని అష్టాకబాలమిత్యష్టాకబాలం నిర్వపేద్ ఉపేత్ సంగ్రామే సంగ్రామే సంయత్తే సంగ్రామ ఇది సంగ్రామే సంయత్తే వాజం సంయత్త ఇది సంయత్తే వాజం వై వా ఏష శిశీర్షతి శిశీర్షతి యస్ సంగ్రామం సంగ్రామం జిగీషతి సంగ్రామమితి సంగ్రామం జిగీషత్యగ్ని అగ్ని ఖలు ఖలు వై వై దేవానాహం దేవానాహం వాజసృత్ వాజసృతగ్ని వాజసృతి వాజాసృత్ అగ్నిమేవ ఏవ వాజసృతం వాజసృతగ్స్వేన వాజసృతమితి వాజాసృతం స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేది భాగధేయేన ఉపధావతి ధావతి ధావతి ధావతి వాజం వాజం హంతి హంతి వృత్రం వృత్రం జయతి జయతి తమ్ తగం సంగ్రామం సంగ్రామమథో సంగ్రామమితి సంగ్రామం అథో అగ్ని అథో ఇత్యథో అగ్నిరివ ఇవ న ప్రతిదృశే ప్రతిదృశే భవతి ప్రతిదృశి ప్రతిదృశే భవంత్యగ్నయే అగ్నయే అగ్నివతే అగ్నివతే ప్రోడాశం అగ్నివదైత్యగ్నివతే ప్రోడాశమష్టాకపాలం అష్టాకపాలన్ని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేద్ ఉపేద్య యస్యాగ్నౌ అగ్నావగ్నిమ్ అగ్నిమభ్యుద్ధరేయో అభ్యుద్ధరేయు నిర్దిష్టభాగ అభ్యుద్ధరేయురిత్యభి ఉద్ధరేయో నిర్దిష్టభాగో వై నిర్దిష్టభాగ ఇది నిర్దిష్టాభాగ వా ఏతయో ఏతయోరణ్య అన్యోనిర్దిష్టభాగ అనిర్దిష్టభాగోన్య అనిర్దిష్టభాగ ఇత్య నిర్దిష్టాభాగ అన్యస్తౌ తౌ సంభవంతౌ సంభవంతౌ యజమానం సంభవంతావితి సంభవంతౌ యజమానమభి అభి సంభవత భవత సహ సరీశ్వర ఈశ్వర ఆర్తి ఆర్తిమార్తో ఆర్తోర్యత్ ఆర్తోరిత్యార్థో యదగ్నయే అగ్నయే అగ్నిపతే అగ్నిపతే నిర్వపతి అగ్నిపత ఇత్యగ్నిపతే నిర్వపతి భాగధేయేన నిర్వపతేతి నిహేమపతి భాగధేయేనైవ భాగధేయేనేతి భాగధేయేన ఏవైనౌ ఏనౌ శమయతి శమయతి నార్తిమ్ ఆర్తిమా ఆర్చతి పృచ్చతి యజమాన యజమానోగ్నయే అగ్నయే జ్యోతిష్మదే జ్యోతిష్మదే ప్రోడాశం ప్రోడాశమష్టాకపాలం అష్టాకపాలన్ని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేద్ ఉపేద్యస్య యస్యాగ్ని అగ్నిరుద్ధృత ఉద్ధృతో హుతే ఉద్ధృత ఇత్యుదృత అహుతేగ్నిహోత్రే అగ్నిహోత్ర ఉద్వాయేత్ అగ్నిహోత్ర ఇత్యగ్నిహోత్రే ఉద్వాయేదపర ఉద్వాయేదిత్యుదేవాయేత్ అపర ఆదీప్య ఆదీప్యానోద్ధృత్య ఆదీప్యేద్యాదీప్య అనోద్ధృత్యైతి అనోద్ధృత్య ఇత్యనో ఉద్ధృత్య ఇత్యాహో ఆహుస్తత్ తత్తథా న కార్యం కార్యం యద్భాగధేయం భాగధేయమభి భాగధేయమితి భాగధేయం అభిపూర్వ పూర్వ ఉద్ధ్రియతే ఉద్ధ్రియతే కిం ఉద్ధ్రియత ఇత్యుదృయతే కిమపర అపరోభి అభ్యుద్ ఉద్ధ్రియేత క్రియేతేతి ఇది తాని తాన్యేవ ఏవక్షాణాని అవక్షాణాని సన్నిధాయ అవక్షాణానీత్యవక్షాణాని సన్నిధాయ మంథేర్ సన్నిధాయేతి సన్నిధాయ మంథేరిత ఇతః ప్రథమం ప్రథమం జజ్ఞే జజ్ఞే అగ్ని అగ్నిస్వాద్ స్వాద్యోనే యోనేరది అతి జాతవేదా జాతవేదా ఇది జాతవేదా సగాయత్ర్యా గాయత్ర్యా దృష్టుభా దృష్టుభా జగత్యా జగత్యా దేవేభ్య దేవేభ్యో హవ్యం హవ్యం వహదు అహతు ప్రజానన్ ప్రజానన్నితి ప్రజానన్నితి ప్రజానన్ ఇది ఛందోభిః ఛందోభిరేవ ఛందోభిరితి ఛందాభిః ఏవైనం ఏనగ్స్వాద్ స్వాద్యోనేః యోనేః ప్రజనయతి నయత్యేషః ఏష వావ వావసః సో అగ్నిః అగ్నిరితి ఇత్యాహో ఆహుజ్యోతిః జ్యోతిస్తో త్వయి వా అస్య అస్య పరాపతితం పరాపతితమితి పరాపతితమితి పరాపతితం ఇది యదగ్నయే అగ్నయే జ్యోతిష్మదే జ్యోతిష్మదే నిర్వపతి నిర్వపతి యత్ నిర్వపతీతి నిహీవపతి యదేవ ఏవాస్య అస్య జ్యోతిః జ్యోతిః పరాపతితం పరాపతితం తత్ పరాపతితమితి పరాపతితం తదేవ ఏవావ అవరుంధే రుంధైతి రుంధే వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలని ద్వాదశకపాలమిది ద్వాదశాకపాలం నిర్వపేద్ వపేద్వారుణం వారుణం చరం చరం దధిక్రావణ్యే దధిక్రావణ్యే చరం దధిక్రావణ్ ఇది దధిక్రావణ్యే చరమభిషస్యమాన అభిషస్యమానో యత్ అభిషస్యమాన ఇత్యభిషస్యమాన యద్వైశ్వాదర వైశ్వాదరో ద్వాదశకపాల ద్వాదశకపాలో భవతి ద్వాదశకపాల ఇది ద్వాదశాకపాల భవతి సంవత్సర సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సర వా అగ్ని అగ్నిర్వైశ్వానర వైశ్వానర సంవత్సరేణ సంవత్సరేణైవ సంవత్సరేణేతి సంవత్సరేణ ఏవైనం ఏనగ్ని స్వదయతి స్వదయత్యప అపపాపం పాపం వర్ణం వర్ణగం హతే హతే వారుణేన వారుణేనైవ ఏవైనం ఏనం వరుణపాశాద్ వరుణపాశాన్ ముంచతి వరుణపాశాది వరుణపాశాద్ ముంచతి అధిక్రావణ్ణా అధిక్రావణ్ణా పునాది అధిక్రావణ్ణేతి అధిక్రావణ్ణా పునాది హిరణ్యం హిరణ్యం దక్షిణా దక్షిణా పవిత్రం పవిత్రం వై వై హిరణ్యం హిరణ్యం పునాది పునాత్యేవ ఏవైనం ఏనమాద్యం ఆద్యమస్య అస్యాన్నం అన్నం భవతి భవద్గేతాం ఏతామేవ ఏవమిహి నిర్భవేద్ భవేద్ ప్రజాకామ ప్రజాకామ సంవత్సర ప్రజాకామ ఇది ప్రజాకామ సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సర వా ఏతస్య ఏతస్యాశాంత అశాంతో యోనిం యోనిం ప్రజాయై ప్రజాయై పశూనాం ప్రజాయా ఇది ప్రజాయై పశూనాన్ని నిర్దహతి దహతి యః యోలం అలం ప్రజాయై ప్రజాయై సన్ ప్రజాయా ఇది ప్రజాయై సన్ ప్రజాం ప్రజాన్న ప్రజామితి ప్రజాం న విందతే విందతే యత్ యద్వైశ్వానర వైశ్వానరో ద్వాదశకపాల ద్వాదశకపాలో భవతి ద్వాదశకపాల ఇది ద్వాదశాకపాల భవతి సంవత్సర సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సర వా అగ్ని అగ్నిర్వైశ్వానర వైశ్వానర సంవత్సరం సంవత్సరమేవ సంవత్సరమిది సంవత్సరం ఏ భాగధేయేన భాగధేయేన శమయతి భాగధేయేనేది భాగధేయేన శమయతి సహ సోస్మై అస్మై శాంత శాంతస్వాద్ స్వాద్యోనేః యోనేః ప్రజాం ప్రజాం ప్రజామితి ప్రజాం ప్రజనయతి జనయతి వారుణేన వారుణేనైవ ఏవైనం ఏనం వరుణపాశాద్ వరుణపాశాన్ ముంచతి వరుణపాశాదితి వరుణపాశాద్ ముంచతి దధిక్రావణ్ణా దధిక్రావణ్ణా పునాది దధిక్రావణ్యేది దధిక్రావణ్ణా పునాది హిరణ్యం హిరణ్యం దక్షిణా దక్షిణా పవిత్రం పవిత్రం వై వై హిరణ్యం హిరణ్యం పునాది పునాద్యేవ ఏవైనం ఏనం విందతే విందతే ప్రజాం ప్రజాం వైశ్వానరం ప్రజామితి ప్రజాం వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలన్ని ద్వాదశకపాలమిది ద్వాదశాకపాలం నిర్వపేద్ వపేద్ పుత్రే పుత్రే జాతే జాతే యత్ యదష్టాకపాల అష్టాకపాలో భవతి అష్టాకపాల ఇత్యష్టాకపాల భవతి గాయత్ర్యా గాయత్ర్యైవ ఏవైనం ఏనం బ్రహ్మవర్చసేన బ్రహ్మవర్చసేన పునాది బ్రహ్మవర్చసేనేది బ్రహ్మవర్చసేన పునాది యత్ యన్నవకపాల నవకపాలస్త్రివృతా నవకపాల ఇది నవాకపాల త్రివృతైవ త్రివృతేది త్రివృతా ఏవాస్మిన్ అస్మిన్ తేజ తేజో దధాతి దధాతి యత్ యద్దశకపాల దశకపాలో విరాజా దశకపాల ఇది దశాకపాల విరాజైవ విరాజేతి వీరాజా ఏవాస్మిన్ అస్మిన్నన్నాద్యం అన్నాద్యం దధాతి అన్నాద్యమిత్యన్నాద్యం దధాతి యత్ యదేకాదశకపాల ఏకాదశకపాల సృష్టుభా ఏకాదశకపాల ఇత్యేకాదశాకపాల త్రిష్టుభైవ ఏవాస్మిన్ అస్మిన్నింద్రియం ఇంద్రియం దధాతి దధాతి యత్ యద్వాదశకపాల ద్వాదశకపాలో జగత్యా ద్వాదశకపాల ఇది ద్వాదశాకపాల జగత్యైవ ఏవాస్మిన్ అస్మిన్ పశూన్ పశూన్ దాతి దాతిస్మిన్ జాతేతామిష్టి ఇష్టిం నిర్వపతి నిర్వపతి భూత నిర్వపతి నిహీమపతి భూత తేజస్వీ తేజస్విన్నాద అన్నాద ఇంద్రియావీ అన్నాదైతన్నాద ఇంద్రియావీ పశుమాన్ పశుమాన్భవతి పశుమాని పశుమాన్ భవత్యవ అవై వా ఏష సువర్గాద్ సువర్గాల్లోకాద్ సువర్గాది సువహాగాద్ లోకాచ్ఛిద్యతే ఛిద్యతే యః దర్శపూర్ణమాసయాజీ దర్శపూర్ణమాసయాజీ సన్ దర్శపూర్ణమాసయాజీతి దర్శపూర్ణమాసయాజీ సన్నమావాస్యాం మావాస్యాం వా మావాస్యామిత్యమావాస్యాం వా పూర్ణమాసీం పూర్ణమాసీం వా పూర్ణమాసీమితి పూర్ణమాసీం వాదిపాదయతి అతిపాదయతి సువర్గాయ అతిపాదయతీత్యతిపాదయతి సువర్గాయ హి సువర్గాయేతి సువహాగాయ హి లోకాయ లోకాయ దర్శపూర్ణమాసౌ దర్శపూర్ణమాసా విజ్యేతే దర్శపూర్ణమాసావితి దర్శపూర్ణమాసౌ యుజ్యేతే వైశ్వానరం యుజ్యేతేజ్యేతే వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలం నిహి ద్వాదశకపాలమిది ద్వాదశాకపాలం నిర్భవేద్ ఉపేదమావాస్యాం మావాస్యాం వా అమావాస్యామిత్యమావాస్యాం వా పౌర్ణమాసీం పౌర్ణమాసీం వా పౌర్ణమాసీమితి పౌర్ణమాసీం వాతిపాద్య అతిపాద్య సంవత్సర అతిపాద్యేత్యతిపాద్య సంవత్సరో వై సంవత్సరేతి సంవత్సర వా అగ్ని అగ్నిర్వైశ్వానర వైశ్వానర సంవత్సరం సంవత్సరమేవ సంవత్సరమితి సంవత్సరం ఏ ప్రీణాతి ప్రీణాత్యథో అథో సంవత్సరం అథో ఇథో సంవత్సరమేవ సంవత్సరమితి సంవత్సరం ఏవాస్మై అస్మా ఉప ఉపదాది దాది సువర్గస్ స్వర్గస్ లోకస్ స్వర్గస్ేతి సువహాగస్ లోకస్ సమష్టి సమష్ట్యా అథో సమష్ట్యా ఇది సమష్టి అథో దేవత అథో ఇథో దేవత ఏవాన్వారభ్య అన్వారభ్య సువర్గం అన్వారభ్యేత్యను ఆరభ్య సువర్గం లోకం స్వర్గమితి సువహాగం లోకమేతి ఏతి వీర వీర వై వీరేతి వీరా వా ఏష దేవానా దేవానాయ్యోగ్ని అగ్నిముద్వాసయతే ఉద్వాసయతేన ఉద్వాసయతేవాసయతే నవై వా ఏతస్ బ్రాహ్మణా బ్రాహ్మణా ఋతాయవ ఋతాయవ పురా ఋతాయవత్రిదాయవ పురాన్నం అన్నమక్షన్ అక్షన్నాగ్నేయం ఆగ్నేయమష్టాకపాలం అష్టాకపాలన్ని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేద్ అపేద్వైశ్వానరం ఐశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలమగ్నిం ద్వాదశకపాలమిది ద్వాదశాకపాలం అగ్నిమద్వాసయిష్యన్ ఉద్వాసయిష్యనయత్ ఉద్వాసయిష్యన్నిత్యుత వాసయిష్యన్ యదష్టాకపాల అష్టాకపాలో భవతి అష్టాకపాల ఇత్యష్టాకపాల భవత్యష్టాక్షరా అష్టాక్షరా గాయత్రీ అష్టాక్షరేత్యష్టాక్షరా గాయత్రీ గాయత్ర గాయత్రోగ్ని అగ్నిర్యాపాన్ యాపానేవ ఏవాగ్ని అగ్నిస్తస్మై తస్మా ఆదిత్యం ఆదిత్యం కరోతి కరోత్యథో అథో యథా అథో ఇత్యథో యథాజనం జనయ్యతే యతే వసం అవసం కరోతి కరోతి తాదృక్ తాదృగేవ ఏ తత్ తద్వాదశకపాల ద్వాదశకపాలో వైశ్వానర ద్వాదశకపాల ఇది ద్వాదశాకపాల వైశ్వానరో భవతి భవతి ద్వాదశ ద్వాదశమాసా మాసా సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సరైతి సంవత్సర సంవత్సర ఖలు సంవత్సరైతి సంవత్సర ఖలు వై అగ్నే అగ్నేర్యోని యోని స్వాం స్వామేవ ఏవైనం ఏనం యోని యోనిం గమయతి గమయత్యాద్యం ఆద్యమస్ అస్యాన్నం అన్నం భవతి భవతి వైశ్వానరం వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలన్ని ద్వాదశకపాలమిది ద్వాదశాకపాలం నిర్భవేద్ ఉపేన్మారుతం మారుతం సప్తకపాలం సప్తకపాలం గ్రామకామ సప్తకపాలమిది సప్తాకపాలం గ్రామకామ ఆహవనీయే గ్రామకామ ఇది గ్రామకామ ఆహవనీయే వైశ్వానరం ఆహవనీయ ఇత్యాహవనీయే వైశ్వానరమధి అధిశ్రయతి శ్రేతి గార్హపత్యే గార్హపత్యే మారుతం గార్హపత్యేది గార్హపత్యే మారుతం పాపవశ్యసస్య పాపవశ్యసస్య విధృత్యై పాపవశ్యసస్యేది పాపవశ్యసస్య విధృత్యై ద్వాదశకపాల విధృత్యా ఇది విధృత్యై ద్వాదశకపాలో వైశ్వానర ద్వాదశకపాల ఇది ద్వాదశాకపాల వైశ్వానరో భవతి భవతి ద్వాదశ ద్వాదశమాసా మాసా సంవత్సర సంవత్సర సంవత్సరేణ సంవత్సర ఇది సంవత్సర సంవత్సరేణైవ సంవత్సరేణేతి సంవత్సరేణ ఏవాస్మై అస్మై సజాతాన్ సజాతాశ్చావయతి సజాతానితి సా జాతాన్ శ్రావయతి మారుత మారుతో భవతి భవతి మరుత మరుతో వై వై దేవానాం దేవానాం విష విషో దేవ విషేణ దేవ విషేణైవ దేవ విషేణేతి దేవా విషేణ ఏవాస్మై అస్మై మనుష్య విషం మనుష్య విషమవ మనుష్య విషమితి మనుష్యా విషం అవరుంధే రుంధే సప్తకపాల సప్తకపాలో భవతి సప్తకపాల ఇది సప్తకపాల భవతి సప్తగణా సప్తగణా వై సప్తగణా ఇది సప్తగణా వై మరుత మరుతో గణశ గణశ ఏవ గణశ ఇది గణశ ఏవాస్మై అస్మై సజాతాన్ సజాతానవ సజాతానితి సా జాతాన్ అవరుంధే రుంధే నోచ్యమానే అనోచ్యమాన ఆ అనోచ్యమానైత్యనో ఉచ్యమానే ఆసాదయతి సాధయతి విషం విషమేవ ఏవాస్మై అస్మానువర్త్మానం అనువర్త్మానం కరోతి అనువర్త్మానమిత్యనో వర్త్మానం కరోతీతి కరోతి ఆదిత్యం చరుం చరుణ్ణి నిర్వపేత్ అపేత్ సంగ్రామం సంగ్రామముపప్రయాస్యన్ సంగ్రామమితి సంగ్రామం ఉపప్రయాస్యన్నియం ఉపప్రయాస్యన్నిత్యుపా ప్రయాస్యన్ ఇయం వై ఆదిభిః అదిరస్యాం అస్యామేవ ఏవ పూర్వే పూర్వే ప్రతి ప్రతిష్టంతే తిష్టంతి వైశ్వానరం వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలన్ని ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం నిర్వపేద్ వపేదాయతనం ఆయతనం గత్వా ఆయతనమిత్యాయతనం గత్వా సంవత్సరః సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సరః వాగ్నిః అగ్నిర్వైశ్వానరః వైశ్వానరః సంవత్సరః సంవత్సరః ఖలు సంవత్సర ఇది సంవత్సరః ఖలు వై వై దేవానాం దేవానామాయతనం ఆయతనమేతస్మాత్ ఆయతనమిత్యాయతనం ఏతస్మాద్వై వా ఆయతనాద్ ఆయతనాద్దేవాః ఆయతనాదిత్యా ఆయతనాద్ ఏవా అసురాన్ అసురానజయన్ అజయనయత్ యద్వైశ్వానరం వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలం నిర్వపతి ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం నిర్వపతి దేవానాం నిర్వపతేతి నిహేవపతి దేవానామేవ ఏవాయతనే ఆయతనే యతతే ఆయతనయిత్యాయతనే యతతే జయతి జయతితం తగం సంగ్రామం సంగ్రామేతస్మిన్ సంగ్రామమితి సంగ్రామం ఏతస్మిన్ వై వా ఏతౌ ఏతౌ మృజాతే మృజాతేయః మృజాతే ఇది మృజాతే యో విద్విషాణయోః విద్విషాణయోరన్నం విద్విషాణయోరితి విద్విషాణయోః అన్నమత్తి అత్తి వైశ్వానరం వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలన్ని ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం నిర్వపేద్ అపేద్ విద్విషాణయోః విద్విషాణయోరన్నం విద్విషాణయోరితి విద్విషాణయోః అన్నం జగ్ధ్వా జగ్ధ్వా సంవత్సరః సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సరః వాగ్ని అగ్నిర్వైశ్వానరః వైశ్వానర సంవత్సరస్వలితం సంవత్సరస్వలితమేవ సంవత్సరస్వలితమితి సంవత్సరా స్వలితం ఏవాత్తి అర్థిన నాస్మిన్ అస్మిన్ మృజాతే మృజాతే సంవత్సరాయ మృజాతే ఇది మృజాతే సంవత్సరాయ వై సంవత్సరాయేతి సంవత్సరాయ వారేతౌ ఏతౌ సం సమమాదే అమాధేయౌ అమాధే ఇత్యమాదే యౌ సమమాదే సమమాధేతయోః సమమాధేతి సమమాదే తయోర్యః యః పూర్వః పూర్వోభిదృశ్యతి అభిదృశ్యతి తమ్ అభిదృశ్యతేత్యభిదృశ్యతి తమ్ వరుణః వరుణో గృహ్ణాతి గృహ్ణాయ వైశ్వానరం వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలన్ని ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం నిర్వపేద్ అపేత్ సమమానయోః సమమానయోః పూర్వః సమమానయోరితి సమమానయోః పూర్వోభిదృశ్య అభిదృశ్య సంవత్సరః అభిదృశ్యేత్యభిదృశ్య సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సరః వా అగ్నిః అగ్నిర్వైశ్వానరః వైశ్వానరః సంవత్సరం సంవత్సరమేవ సంవత్సరమిది సంవత్సరం ఏవాద్వా ఆత్మా నిర్వరుణం నిర్వరుణం పరస్తాద్ నిర్వరుణమితి నిర్వరుణం పరస్తాదభి అభిదృశ్యతి దృశ్యతి నైనం ఏనం వరుణ వరుణ గృహ్ణాది గృహ్ణాద్యాగ్యం ఆవ్యం వై వా ఏష ప్రతి ప్రతిగృహ్ణాది గృహ్ణాది యః యోగం అవిం ప్రతిగృహ్ణాది ప్రతిగృహ్ణాది వైశ్వానరం ప్రతిగృహ్ణాదేతి ప్రతిగృహ్ణాది వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలన్ని ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం నిర్వపేద్ వపేదవిం అవిం ప్రతిగృహ్య ప్రతిగృహ్య సంవత్సరః ప్రతిగృహ్యేతి ప్రతిగృహ్య సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సరః వా అగ్నిః అగ్నిర్వైశ్వానరః వైశ్వానర సంవత్సరస్వలితాం సంవత్సరస్వలితామేవ సంవత్సరస్వలితామిది సంవత్సరస్వలితాం ప్రతిగృహాది గృహాదిన ఆవ్యం ఆవ్యం ప్రతిగృహాది గృహాత్యాత్మన ఆత్మో వి వాషమాత్రమాత్రమాత్మవి ఆత్మోదియ ఉభయాదత్ ఉభయాదత్ ప్రతిగృహాది ప్రతిగృహాత్యశ్వం ప్రతిగృహాది ప్రతిగృహాది అశ్వం వా పురుషం పురుషం వా వైశ్వానరం వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలం ని ద్వాదశకపాలమిది ద్వాదశాకపాలం నిర్పవేద్ ఉపేదుభయాదత్ ఉభయాదత్ ప్రతిగృహ్య ప్రతిగృహ్య సంవత్సర ప్రతిగృహ్యేది ప్రతిగృహ్య సంవత్సరో వై సంవత్సర సంవత్సర వాగ్ని అగ్నిర్వైశ్వానర వైశ్వానర సంవత్సరస్వలితం సంవత్సరస్వలితమే సంవత్సరస్వలితమిది సంవత్సరాస్వలితం ఏ ప్రతి ప్రతిగృహాది గృహాదిన ఆత్మన ఆత్మనో మాత్రమాత్మోది ఆత్మోది వైశ్వానరం వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలని ద్వాదశకపాలమిది ద్వాదశాకపాలం నిర్వపేద్ వపేత్ సనిం సనిమేష్యన్ ఏష్యన్ సంవత్సర సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సర వాగ్ని అగ్నిర్వైశ్వానర వైశ్వానరో యదా ఖలు ఖలు వై సంవత్సరం సంవత్సరం జనతాయా సంవత్సరమిది సంవత్సరం జనతాయాం చరతి చరత్యథ అథ సార్ఘ ధనార్ఘో భవతి ధనార్ఘ ఇది ధనార్ఘ భవతి యద్వైశ్వానరం వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలం నిర్వపతి ద్వాదశకపాలమిది ద్వాదశాకపాలం నిర్వపతి సంవత్సరసాదాం నిర్వపదేతి నిహేవపతి సంవత్సరసాదామే సంవత్సరసాదామితి సంవత్సరాసాదా ఏ సనిం సనిమభి అభిప్ర ప్రచ్యవతే శ్రవతే దానగామా దానగామా అస్మై దానగామా ఇది దానగామా అస్మై ప్రజా ప్రజాభవంతి ప్రజా ఇది ప్రజాంది యో వై వై సంవత్సరం సంవత్సరం ప్రయుజ్య సంవత్సరమిది సంవత్సరం ప్రయుజ్యన ప్రయుజ్యేది ప్రయుజ్య విముంచతి విముంచత్య ప్రతిష్టాన విముంచతి విముంచతి అప్రతిష్టానో వై అప్రతిష్టాన ఇత్యప్రతిష్టాన వై సహ సభవతి భవత్యేతం ఏతమేవ ఏ వైశ్వానరం వైశ్వానరం పునః పునరాగత్య ఆగత్యని ఆగత్యేత్యాగత్య నిర్వపేద్ వపేద్యం ఇయమేవ ఏ ప్రయుంతే ప్రయుంతే తమ్ ప్రయుంతేది ప్రయుంతే సంభాగధేయేన భాగధేయేన వి భాగధేయేనేతి భాగధేయేన విముంచతి ముంచతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యయా ప్రతిష్ఠిత్యా ప్రతిష్ఠిత్యై యయా రజ్వా రజ్వోత్తమా ఉత్తమాంగా ఉత్తమామిత్యుపతమా రామాజేత్ ఆజేత్తాం ఆజేదిత్యా అజేత్ తాం భ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ ప్రహిణుయాద్ హిణుయా నిరుతి నిరుతిమే నిరుతిమితి నిహేరుతి దేవాస్మై అస్మై ప్రహిణోతి హిణోతీతి హిణోతి ఐంద్రం చరం చరుణి నిర్భవేద్ అభేద్ పశురామ పశురామ ఐంద్రా పశురామ ఇది పశురామ ఐంద్రా వై వై పశవ పశవ ఇంద్రం ఇంద్రమేవ ఏవసేన సేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ సదేవ ఏవాస్మై అస్మై పశూన్ పశువం ప్రయచ్చతి యచ్చతి పశుమాన్ పశుమానేవ పశుమానితి పశుమాన్ ఏవతి భవతి చరు చరుర్భవతి భవతి స్వాద్ స్వాదేవ ఏవాస్మై అస్మై యోనే యోనే పశూన్ పశూన్ ప్రజనయతి జనయతి ఇంద్రాయ ఇంద్రాయేంద్రియావదే ఇంద్రియావదే పరోడాశం ఇంద్రియావదయతి ఇంద్రియావదే రోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలన్ని ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం నిర్వపేద్ అపేద్ పశుకామ పశుకామ ఇంద్రియం పశుకామ ఇది పశుకామ ఇంద్రియం వై వై పశవ పశవ ఇంద్రం ఇంద్రమేవ ఏవేంద్రియావంతం ఇంద్రియావంతగ్రస్వేన ఇంద్రియావంతమిది ఇంద్రియావంతం స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేది భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవాస్మై అస్మా ఇంద్రియం ఇంద్రియం పశూన్ పశూన్ ప్రయచ్చతి యచ్చతి పశుమాన్ పశుమానేవ పశుమానితి పశుమాన్ ఏవతి భవతి ఇంద్రాయ ఇంద్రాయ ధర్మవదే ధర్మవదే ప్రోడాశం ధర్మవదేది ధర్మావదే ప్రోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలన్ని ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం నిర్వపేద్ వపేద్ బ్రహ్మవర్చసకామ బ్రహ్మవర్చసకామ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసకామ ఇది బ్రహ్మవర్చసాకామ బ్రహ్మవర్చసం వై బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం వై ఘర్మ ఘర్మ ఇంద్రం ఇంద్రమేవ ఘర్మవంతం ఘర్మవంతగ్నిస్వేన ఘర్మవంతమితి ఘర్మావంతం స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవాస్మిన్ అస్మిన్ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం దధాది బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం దధాది బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చస్యేవ బ్రహ్మవర్చసీతి బ్రహ్మవర్చసి ఏవోది భవతి ఇంద్రాయ ఇంద్రాయ అర్కవదే అర్కవదే ప్రోడాశం అర్కవదైత్యర్కావదే ప్రోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలం నిహి ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్వపేత్ వపేదన్నకామ అన్నకామోర్క అన్నకామైత్యన్నకామ అర్కో వై వై దేవానాహం దేవానామన్నం అన్నమింద్రం ఇంద్రమేవ ఏవార్కవంతం అర్కవంతగ్గస్వేన అర్కవంతమిత్యర్కావంతం స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవాస్మై అస్మాన్నం అన్నం ప్రయచ్చతి యచ్చత్యన్నాద అన్నాద ఏవ అన్నాదయిత్యన్నాద ఏవోది భవతి ఇంద్రాయ ఇంద్రాయ ఘర్మవదే ఘర్మవదే ప్రోడాశం ఘర్మవదేతి ఘర్మావదే ప్రోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలం నిహి ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం నిర్వపేద్ అపేదింద్రాయ ఇంద్రాయేంద్రియావతే ఇంద్రియావత ఇంద్రాయ ఇంద్రియావతైతి ఇంద్రియావతే ఇంద్రాయార్కవదే అర్కవదే భూతికామ అర్కవదైత్యర్కావతే భూతికామోయత్ భూతికామైతి భూతికామ ఇదింద్రాయ ఇంద్రాయ ఘర్మవదే ఘర్మవదే నిర్వపది ఘర్మవదైతి ఘర్మావతే నిర్వపది శిర నిర్వపదీతి నిహీవపతి శిర ఏవ ఏవాస్య అస్యతేన ఏన కరోతి కరోతిరింద్రాయ ఇంద్రాయేంద్రియావతే ఇంద్రియావత ఆత్మానం ఇంద్రియావతీతి ఇంద్రియావతే ఆత్మానమేవ ఏవాస్య అస్యతేన ఏన కరోతి కరోతిరింద్రాయ ఇంద్రాయార్కవదే అర్కవదే భూత అర్కవదైత్యర్కావతే భూత ఏవ ఏవాన్నాద్యే అన్నాద్యే ప్రతి అన్నాద్యైత్యన్నాద్యే ప్రతిష్టతి తిష్టతి భవతి భవత్యేవ ఏవేంద్రాయ ఇంద్రాయాగుం హోమజే అగుం హోమజే ప్రోడాశం అగుం హోమజైత్యగుం మహామజే ప్రోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలం నిహి ఏకాదశకపాలమిద్యేకాదశాకపాలం నిర్వపేద్ వపేద్యః యః పాప్మనః పాప్మనా గృహీతః గృహీత స్యాద్ స్యాద్ పాప్మా పాప్మా వై వా అగుంహః అగుంహ ఇంద్రం ఇంద్రమేవ ఏవాగుం హోమజం అగుం హోమజగ్గస్వేన అగుం హోమజమిత్యగుం మహామజం స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవైనం ఏనం వాప్మనః ఆత్మనోగుంహ అగుంహసో ముంచతి ముంచతీంద్రాయ ఇంద్రాయ వైమృధాయ వైమృధాయ ప్రోడాశం ప్రోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలం నిహి ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం నిర్వపేద్ వపేద్యం ఇయం వృధః వృధోభి అభి ప్రవేపేరన్ ప్రవేపేరం రాష్ట్రాణి ప్రవేపేరమిది ప్రావేపేరన్ రాష్ట్రాణి వాభి అభి సమియుః సమియురింద్రం సమియురితి సం ఇయుః ఇంద్రమేవ ఏవ వైమృధం వైమృధగ్గస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవాస్మాత్ అస్మాన్ వృధః వృధోప అపహంతి హంతీంద్రాయ ఇంద్రాయ త్రాత్రే త్రాత్రే ప్రోడాశం ప్రోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలం నిహి ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం నిర్వపేద్ అపేద్బద్ధ బద్ధో వా పరియత్త పరియత్తో వా పరియత్త ఇది పరియత్త వేంద్రం ఇంద్రమేవ ఏవ త్రాతారం త్రాతారగ్గస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవైనం ఏనం రాయతే రాయతంద్రాయ ఇంద్రాయార్కాశ్వమే ధవదే అర్కాశ్వమేధవదే ప్రోడాశం అర్కాశ్వమేధవత ఇత్యర్కాశ్వమేధాతే ప్రోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలం నిహి ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం నిర్వపేద్ వపేద్యం ఇయమ్ మహాయజ్ఞ మహాయజ్ఞోన మహాయజ్ఞేతి మహాయజ్ఞ నోపనమేత్ ఉపనమేదేతే ఉపనమేదిత్యుపానమేత్ ఏతే వై ఏతే ఇత్యేతే వై మహాయజ్ఞస్య మహాయజ్ఞస్యాంత్యే మహాయజ్ఞస్యేతి మహాయజ్ఞస్య అంత్యే తనూ అంత్యే ఇత్యంత్యే తనూ యత్ తనూ ఇది తనూ యదర్కాశ్వమేధౌ అర్కాశ్వమేధావింద్రం అర్కాశ్వమేధావిత్యర్క అశ్వమేధౌ ఇంద్రమేవ ఏవార్కాశ్వమేధవంతం అర్కాశ్వమేధవంతజ్ఞస్వేన అర్కాశ్వమేధవంతమిత్యర్కాశ్వమేధావంతం స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ సేవ ఏవాస్మై అస్మాంతత అంతతో మహాయజ్ఞం మహాయజ్ఞం చావయతి మహాయజ్ఞమితి మహాయజ్ఞం చావయత్యువ ఉపైనం ఏనం మహాయజ్ఞ మహాయజ్ఞో నమతి మహాయజ్ఞైతి మహాయజ్ఞ నమతీతి నమతి ఇంద్రాజాన్మృజవే అన్మృజవే పురోడాశం అన్మృజవయజ్ఞనోనుజవే పురోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలన్ని ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్వపేత్ ఉపేద్గ్రామకామ రామకామయింద్రం రామకామయతి గ్రామకామ ఇంద్రమేవ దేవాన్మృజం అన్మృజమిగ్రస్వేన అన్మృజమిత్యనోరుజం స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవాస్మై కస్మై సజాతాన్ సజాతాననుకాన్ సజాతానితి సజాతాన్ అనుకాన్ కరోతి అనుకానిత్యనుకాన్ కరోతి గ్రామీ గ్రామ్యేవ ఏవ భవతి భవతి ఇంద్రాణ్యై ఇంద్రాణ్యై చరుం చరుణ్యై నిర్వపేత్ వపేద్యస్య యస్య సేనా సేనా సగుంషిత అసగుంషితేవ అసగుంషితేత్యసంషిత ఇవ స్యాత్ స్యాదింద్రాణీ ఇంద్రాణీ వై వై సేనాయై సేనాయై దేవతాః దేవతేంద్రాణీ ఇంద్రాణీమేవ ఏవ స్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సా సైవ ఏవాస్య అస్య సేనా సేనాగుంసం సర్గృశ్యతి శ్రుతి బల్బజాన్ బల్బజానపి అపిధ్మే ఇధ్మే సమ్ సన్నహ్యేర్ నహ్యేద్యో లౌర్యత్ర యత్రాధిష్కన్నా అధిష్కన్నాన్యమేహత్ అధిష్కన్నేత్యధిస్కన్నా న్యమేహత్త న్యమేహదితి మీ అమేహత్ తతో బల్బజా బల్బజావత్ ఉదతిష్టన్ అతిష్టన్ గవాం గవామేవ ఏవైనం ఏన న్యాయం న్యాయమపినీయ న్యాయమితి నీ ఆయం అపినీయగా అపినీయేత్యపినీయ గావేదయతి వేదయతీంద్రాయ ఇంద్రాయ మన్యమతే మన్యమతే మనస్వతే మన్యమతరితి మన్యోమతే మనస్వతే పురోడాశం పురోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలన్ని ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్వపేత్ ఉపేత్ సంగ్రామే సంగ్రామే సంయత్తే సంగ్రామ ఇది సంగ్రామే సంయత్త ఇంద్రియేణ సంయత్త ఇది సంయత్తే ఇంద్రియేణ వై వై మన్యునా మన్యునా మనసా మనసా సంగ్రామం సంగ్రామం జయతి సంగ్రామమితి సంగ్రామం జయతీంద్రం ఇంద్రమేవ ఏవ మన్యుమంతం మన్యుమంతం మనస్వంతం మన్యుమంతమితి మన్యోమంతం మనస్వంతగ్రస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవాస్మిన్ అస్మిన్నింద్రియం ఇంద్రియం మన్యం మన్యం మనః మనోదధాతి దధాతి జయతి జయతి తమ్ తమ్ సంగ్రామం సంగ్రామేతాం సంగ్రామమితి సంగ్రామం ఏతామేవ ఏవనిః నిర్వపేత్ వపేద్యః యో హతమనాః హతమనాః స్వయం పాపః హతమనా ఇతి హతమనాః స్వయం పాప ఇవ స్వయం పాప ఇతి స్వయం పాపః ఇవ స్యాత్ స్యాదేతాని ఏతాని హి వై వా ఏతస్మాత్ ఏతస్మాదపక్రాంతాని అపక్రాంతాన్యథ అపక్రాంతానీత్యపక్రాంతాని అథైషః ఏష హతమనాః హతమనా స్వయం పాపః హతమనా ఇతి హతమనాః స్వయం పాప ఇంద్రం స్వయం పాప ఇతి స్వయం పాపః ఇంద్రమేవ ఏవమన్యమంతం మన్యమంతం మనస్వంతం మన్యమంతమితి మన్యోమంతం మనస్వంతగ్రస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవాస్మిన్ అస్మిన్నింద్రియమ్ ఇంద్రియమ్ మన్యుమ్ మన్యుమ్ మనః మనో దధాతి దధాతి న హతమనాః హతమనా స్వయం పాపః హతమనా ఇది హతమనాః స్వయం పాపో భవతి స్వయం పాప ఇది స్వయం పాపః భవతి ఇంద్రాయ ఇంద్రాయ దాత్రే దాత్రే పరోడాశం రోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలం నిః ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం నిర్వపేత్ వపేద్యః యః కామయేత కామయేత దానకామాః దానకామా మే దానకామా ఇతి దానకామాః మే ప్రజాః ప్రజా స్యుః ప్రజా ఇతి ప్రజాః స్యురితి ఇతీంద్రం ఇంద్రమేవ ఏవ దాతారం దాతారగ్రస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవాస్మై అస్మై దానకామాః దానకామాః ప్రజాః దానకామా ఇతి దానకామాః ప్రజాః కరోతి ప్రజా ఇతి ప్రజాః కరోతి దానకామాః దానకామాస్మై దానకామా ఇతి దానకామాః అస్మై ప్రజాః ప్రజా భవంతి ప్రజా ఇతి ప్రజాః భవంతి ఇంద్రాయ ఇంద్రాయ ప్రదాత్రే ప్రదాత్రే ప్రోడాశం ప్రదాత్ర ఇతి ప్రదాత్రే ప్రోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలం నిః ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్వపేత్ వపేద్యస్మై యస్మై ప్రత్తం ప్రత్తమివ ఇవ సత్ సన్న న ప్రదీయేత ప్రదీయేతేంద్రం ప్రదీయేతేతి ప్రదీయేత ఇంద్రమేవ ఏవ ప్రదాతారం ప్రదాతారగ్రస్వేన ప్రదాతారమితి ప్రదాతారం స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవాస్మై అస్మై ప్రదాపయతి దాపయతీంద్రాయ ఇంద్రాయ సూత్రాంనే సూత్రాంనే ప్రోడాశం సూత్రాంన ఇది సూత్రాంనే రోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలం నిః ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్వపేత్ వపేదపరుద్ధః అపరుద్ధో వా అపరుద్ధ ఇత్యపరుద్ధః వాపరుధ్యమానః అపరుధ్యమానో వా అపరుధ్యమాన ఇత్యపరుధ్యమానః వేంద్రం ఇంద్రమేవ ఏవ సూత్రామాణం సూత్రామాణగ్రస్వేన సూత్రామాణమితి సూత్రామాణం స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏవైనం ఏనం త్రాయతే త్రాయతేనపరుధ్యః అనపరుధ్యో భవతి అనపరుధ్య ఇత్యనపరుధ్యః భవతీంద్రః ఇంద్రో వై వై సదృంగ్ సదృంగ్ దేవతాభిః సదృంగిది సాదృంగ్ దేవతాభిరాసీత్ ఆసీత్ సహ స న వ్యావృతం వ్యావృతమగచ్చత్ వ్యావృతమితి వ్యావృతం అగచ్చత్ సహ స ప్రజాపతిం ప్రజాపతిముప ప్రజాపతిమితి ప్రజాపతిం ఉపాధావత్ తధావత్ తస్మై తస్మా ఏతమ్ ఏతమైంద్రం ఐంద్రమేకాదశకపాలం ఏకాదశకపాలం నిః ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిరవపత్ అవపత్తేన తేనైవ ఏవాస్మిన్ అస్మిన్నింద్రియం ఇంద్రియమదధాత్ అదధాచ్చక్వరీ శక్వరీ యాజ్యానువాక్యే శక్వరీ ఇది శక్వరీ యాజ్యానువాక్యే అకరోత్ యాజ్యానువాక్యే ఇది యాజ్యా అనువాక్యే అకరోద్వజ్ర వజ్రో వై వై శక్వరీ శక్వరీ సహ స ఏనం ఏనం వజ్ర వజ్రో భూత్యై భూత్యా ఐంధ ఐంధ సహ సోభవత్ అభవత్స సో విభేద్ అభిభేద్భూత భూత ప్రమా మా ధక్ష్యతి ధక్ష్యతీతి ఇది సహ స ప్రజాపతిం ప్రజాపతిం పునః ప్రజాపతిమితి ప్రజాపతిం పునరుప ఉపాధావత్ అధావత్స స ప్రజాపతి ప్రజాపతి శక్వర్యా ప్రజాపతిరితి ప్రజాపతి శక్వర్యా అధి అధిరేవతీం రేవతీన్ని నిరమిమీత అమిమీత శాంతీ శాంత్యా అప్రదాహాయ అప్రదాహాయ అప్రదాహాయేత్యప్రదాహాయ యోలం అలగ్శ్రియై శ్రియై సన్ సంసదృంగ్ సదృంగ్ సమానై సదృంగి సదృంగ్ సమానై స్యాత్ స్యాత్తస్మై తస్మా ఏతమ్ ఏతమైంద్రం ఐంద్రమేకాదశకపాలం ఏకాదశకపాలన్ని ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్వపేత్ వపేదింద్రం ఇంద్రమేవ దేవస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవాస్మిన్ అస్మిన్నింద్రియం ఇంద్రియం దధాతి దధాతి రేవతీ రేవతీ పురోణువాక్యా పురోణువాక్యా భవతి పురోణువాక్యేటి పుర అనువాక్యా భవతి శాంతీ శాంత్యా అప్రదాహాయ అప్రదాహాయ శక్వరీ అప్రదాహాయేత్యప్రాదాహాయ శక్వరీ యాజ్యా యాజ్యా వజ్ర వజ్రో వై వై శక్వరీ శక్వరీ సహ సయేనం ఏనం వజ్ర వజ్రో భూత్యై భూత్యా ఇంధే ఇంధే భవతి భవత్యేవ ఏవేత్యేవ ఆజ్ఞా వైష్ణవమేకాదశకపాలం ఆజ్ఞా వైష్ణవమిత్యాజ్ఞా వైష్ణవం ఏకాదశకపాలన్ని ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్వపేత్ వపేదభిచరన్ అభిచరం సరస్వతీ అభిచరమిత్యభిచరన్ సరస్వత్యాజ్యభాగా ఆజ్యభాగా స్యాత్ ఆజ్యభాగేత్యాజ్యభాగా స్యాద్బారహస్పత్య బారహస్పత్యశ్చరు చరుర్యత్ యదాజ్ఞా వైష్ణవ ఆజ్ఞా వైష్ణవ ఏకాదశకపాల ఆజ్ఞా వైష్ణవ ఇత్యాజ్ఞా వైష్ణవ ఏకాదశకపాలో భవతి ఏకాదశకపాల ఇత్యేకాదశకపాల భవత్యగ్నిః అగ్నిః సర్వాః సర్వా దేవతాః దేవతా విష్ణుః విష్ణుర్యజ్ఞః యజ్ఞో దేవతాభిః దేవతాభిశ్చ చైవ ఏవైనం ఏనం యజ్ఞేన యజ్ఞేన చ చాభి అభిచరతి చరతి సరస్వతీ సరస్వత్యాజ్యభాగా ఆజ్యభాగా భవతి ఆజ్యభాగేత్యాజ్యభాగా భవతి వాగ్ వాగ్వై వై సరస్వతీ సరస్వతీ వాచా వాచైవ ఏవైనం ఏనమభి అభిచరతి చరతి బారహస్పత్యః బారహస్పత్యశ్చరుః చరుర్భవతి భవతి బ్రహ్మ బ్రహ్మ వై వై దేవానాం దేవానాం బృహస్పతిః బృహస్పతిర్బ్రహ్మణా బ్రహ్మణైవ ఏవైనం ఏనమభి అభిచరతి చరతి ప్రతి ప్రతి వై వై పరస్తాత్ పరస్తాదభిచరంతం అభిచరంతమభి అభిచరంతమిత్యభిచరంతం అభిచరంతి చరంతి ద్వే ద్వే ద్వే ద్వే పురోలు వాక్యే ద్వే ద్వే ద్వే ద్వే పురోనువాక్యే కురయాత్ పురోనువాక్యే ఇది పురః అనువాక్యే కురయాదతి అతి ప్రయుక్త్యై ప్రయుక్త్యా ఏతయా ప్రయుక్త్యా ఇది ప్రయుక్త్యై ఏతయైవ ఏవ యజేత యజేతాభిచర్యమాణః అభిచర్యమాణో దేవతాభిః అభిచర్యమాణ ఇత్యభిచర్యమాణః దేవతాభిరేవ ఏవ దేవతాః దేవతాః ప్రతిచరతి ప్రతిచరతి యజ్ఞేన ప్రతిచరతేతి ప్రతిచరతి యజ్ఞేన యజ్ఞం యజ్ఞం వాచా వాచా వాచం వాచం బ్రహ్మణా బ్రహ్మణా బ్రహ్మ బ్రహ్మ సహ స దేవతాః దేవతాశ్చ చైవ ఏవ యజ్ఞం యజ్ఞం చ మధ్యతః మధ్యతో వ్యవసర్పతి వ్యవసర్పతి తస్య వ్యవసర్పతీతి వి అవసర్పతి తస్యన న కుతః కుతశ్చన క్షణోపావ్యాధః ఉపావ్యాధో భవతి ఉపావ్యాధ ఇత్యుప ఆవ్యాధః భవతి నైనం ఏనమభిచరన్ అభిచరన్ శృణుతే అభిచరన్నిత్యభిచరన్ శృణుత ఆజ్ఞా వైష్ణవం ఆజ్ఞా వైష్ణవమేకాదశకపాలం ఆజ్ఞా వైష్ణవమిత్యాజ్ఞా వైష్ణవం ఏకాదశకపాలన్ని ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్వపేత్ అపేద్యం యజ్ఞః యజ్ఞో నోపనమేత్ ఉపనమేదగ్నిః ఉపనమేదిత్యుపానమేత్ అగ్నిః సర్వాః సర్వా దేవతాః దేవతా విష్ణుః విష్ణుర్యజ్ఞః యజ్ఞో అగ్నిం అగ్నిం చ చైవ ఏవ విష్ణుం చ స్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి తౌ తావేవ ఏవాస్మై అస్మై యజ్ఞం యజ్ఞం ప్ర ప్రయచ్ఛదః యచ్ఛత ఉప ఉపైనం ఏనం యజ్ఞః యజ్ఞో నమతి నమత్యాజ్ఞా వైష్ణవం ఆజ్ఞా వైష్ణవం కృతే ఆజ్ఞా వైష్ణవమిత్యాజ్ఞా వైష్ణవం ఘృతే చరం చరణ్ణి నిర్వపేత్ వపేత్ చక్షుష్కామ చక్షుష్కామోగ్నే చక్షుష్కామయతి చక్షుకామ అగ్నేర్వై వై చక్షుషా చక్షుషా మనుష్యాహ మనుష్యాపి విపశ్యంతి పశ్యంతి యజ్ఞస్య యజ్ఞస్య దేవాః దేవా అగ్నిం అగ్నిం చ చైవ ఏవ విష్ణుం విష్ణుం చ స్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి తౌ దావేవ ఏవాస్మిన్ అస్మిన్ చక్షుః చక్షుర్ధత్తః ధత్తశ్చక్షుష్మాన్ చక్షుష్మానేవ ఏవ భవతి భవతి ధేన్వై ధేన్వై వై వా ఏతత్ ఏతద్రేతః రేతోయత్ యదాజ్యం ఆజ్యమనరుహః అనడుహస్తండులా తండులా మిథునాత్ మిథునాదేవ ఏవాస్మై అస్మై చక్షుః చక్షుః ప్ర ప్రజనయతి జనయతి ఘృతే ఘృతే భవతి భవతి తేజః తేజో వై వై ఘృతం ఘృతం తేజః తేజశ్చక్షుః చక్షుస్తేజసా తేజసైవ ఏవాస్మై అస్మై తేజః తేజశ్చక్షుః చక్షురవ అవరుంధే రుంధ ఇంద్రియం ఇంద్రియం వై వై వీర్యం వీర్యం వృంతే వృంతే భ్రాతృవ్యః భ్రాతృవ్యో యజమానః యజమానో యజమానస్య అయజమానస్యాధ్వరకల్పాం అధ్వరకల్పాం ప్రతి అధ్వరకల్పామిత్యధ్వరాకల్పాం ప్రతినిః నిర్వపేత్ వపేద్భ్రాతృవ్యే భ్రాతృవ్యే యజమానే యజమానేన నాస్య అస్యేంద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం వృంతే వృంతే పురా పురా వాచః వాచః ప్రవదితోః ప్రవదితోర్మిః ప్రవదితోరితి ప్రవదితోః నిర్వపేత్ వపేద్యావతీ యావత్యేవ ఏవ వాక్ వాక్తాం తామప్రోదితాం అప్రోదితాం భ్రాతృవ్యస్య అప్రోదితామిత్యప్రాహుదితాం భ్రాతృవ్యస్య వృంతే వృంతే తాం తామస్య తస్య వాచం వాచం ప్రవదంతీం ప్రవదంతీమన్యాః ప్రవదంతీమితి ప్రవదంతీం అన్యా వాచః వాచో నో అను ప్రవదంతి వదంతి తాః తా ఇంద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం యజమానే యజమానే దధతి దధత్యాజ్ఞా వైష్ణవం ఆజ్ఞా వైష్ణవమష్టాకపాలం ఆజ్ఞా వైష్ణవమిత్యాజ్ఞా వైష్ణవం అష్టాకపాలం నిః అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేత్ ప్రాతశ్రవనస్య కాలే ప్రాతశ్రవనస్యేతి ప్రాతః శ్రవనస్య ఆకాలే సరస్వతీ ఆకాల ఇత్యాకాలే సరస్వత్యాజ్యభాగా ఆజ్యభాగా స్యాత్ ఆజ్యభాగేత్యాజ్యభాగా స్యాద్బారహస్పత్యః బారహస్పత్యశ్చరుః చరుర్యత్ యదష్టాకపాల అష్టాకపాలో భవతి అష్టాకపాల ఇత్యష్టాకపాల భవత్యష్టాక్షరా అష్టాక్షరా గాయత్రీ అష్టాక్షరేత్యష్టాక్షరా గాయత్రీ గాయత్రం గాయత్రం ప్రాతశ్రవనం ప్రాతశ్రవనం ప్రాతశ్రవనం ప్రాతశ్రవనమిది ప్రాతః శ్రవనం ప్రాతశ్రవనమేవ ప్రాతశ్రవనమిది ప్రాతః శ్రవనం ఏమతేన ఏనాప్నోతి ఆప్నోత్యాజ్ఞా వైష్ణవం ఆజ్ఞా వైష్ణవమేకాదశకపాలం ఆజ్ఞా వైష్ణవమిద్యాజ్ఞా వైష్ణవం ఏకాదశకపాలం నిః ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్వపేత్ వపేన్మాధ్యన్వినస్య మాధ్యన్వినస్య శవనస్య శవనస్యాకాలే ఆకాలే సరస్వతీ ఆకాల ఇత్యాకాలే సరస్వత్యాజ్యభాగా ఆజ్యభాగా స్యాత్ ఆజ్యభాగేత్యాజ్యభాగా స్యాద్బారహస్పత్యః బారహస్పత్యశ్చరుః చరుర్యత్ యదేకాదశకపాలః ఏకాదశకపాలో భవతి ఏకాదశకపాల ఇత్యేకాదశకపాలః భవత్యేకాదశాక్షరా ఏకాదశాక్షరాత్తిష్టుప్ ఏకాదశాక్షరేత్యేకాదశ అక్షరా తిష్టత్రయిష్టుభం త్రయిష్టుభం మాధ్యందినం మాధ్యందినపుం సవనం సవనం మాధ్యందినం మాధ్యందినమేవ ఏవ సవనం సవనం తేన తేనాప్నోతి ఆప్నోత్యాజ్ఞా వైష్ణవం ఆజ్ఞా వైష్ణవం ద్వాదశకపాలం ఆజ్ఞా వైష్ణవమిత్యాజ్ఞా వైష్ణవం ద్వాదశకపాలన్ని ద్వాదశకపాలమిది ద్వాదశకపాలం నిర్వపే తృతీయసవనస్య తృతీయసవనస్యాకాలే తృతీయసవనస్యేది తృతీయసవనస్య ఆకాలే సరస్వతీ ఆకాల ఇత్యాకాలే సరస్వత్యాజ్యభాగ ఆజ్యభాగా స్యాత్ ఆజ్యభాగేత్యాజ్యభాగా స్యాద్బాలహస్పత్య బాలహస్పత్యః సరుః చరుర్యద్ యద్వాదశకపాలః ద్వాదశకపాలో భవతి ద్వాదశకపాల ఇది ద్వాదశకపాలః భవతి ద్వాదశాక్షరా ద్వాదశాక్షరా జగతి ద్వాదశాక్షరేతి ద్వాదశ అక్షరా జగతి జాగతం జాగతం తృతీయసవనం తృతీయసవనం తృతీయసవనం తృతీయసవనమితి తృతీయసవనం తృతీయసవనమేవ తృతీయసవనమితి తృతీయసవనం ఏవతేన తేనాప్నోతి ఆప్నోతి దేవతాభిః దేవతాభిరేవ ఏవ దేవతాః దేవతాః ప్రతిచరతి ప్రతిచరతి యజ్ఞేన ప్రతిచరతీతి ప్రతిచరతి యజ్ఞేన యజ్ఞం యజ్ఞం వాచా వాచా వాచం వాచం బ్రహ్మణా బ్రహ్మణా బ్రహ్మ బ్రహ్మ కపాలైః కపాలైరేవ ఏవ ఛందాగుంసి ఛందాగస్యాప్నోతి ఆప్నోతి పురోడాశైః పురోడాశైః సవనాని సవనాని మైత్రావరుణం మైత్రావరుణమేకపాలం మైత్రావరుణమిది మైత్రావరుణం ఏకకపాలన్ని ఏకకపాలమిత్యేకాకపాలం నిర్వపేత్ అపేద్వషాయై వషాయీ కాలే కాలేయా ఏవ ఏవాసౌ అసౌ భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య వశా వశానో బంధ్యా అనోబంధ్యాసో అనోబంధ్యేత్యనోబంధ్యా సో ఏవ సో ఇది సో ఏవైషా ఏషైతస్య ఏతస్యైకకపాలః ఏకకపాలో భవతి ఏకకపాల ఇత్యేకకపాలః భవతి నహి హి కపాలైః కపాలైః పశుం పశుమర్హతి అర్హత్యాప్తుం ఆప్తుమిత్యాప్తుం అసావాదిత్యః ఆదిత్యో నవి వ్యరోచత అరోచత తస్మై తస్మై దేవాః దేవాః ప్రాయశ్చిత్తిం ప్రాయశ్చిత్తిమైచ్ఛన్ ఏచ్ఛందస్మై తస్మా ఏతమ్ ఏతకం సోమారౌద్రం సోమారౌద్రం చరుం సోమారౌద్రమితి సోమారౌద్రం చరుణ్ణి నిరవపన్ అవపన్ తేనైవ ఏవాస్మిన్ అస్మిన్ ఋచుం ఋచమదధు అదధుర్యః యో బ్రహ్మవర్చసకామః బ్రహ్మవర్చసకామ స్యాత్ బ్రహ్మవర్చసకామ ఇతి బ్రహ్మవర్చసకామః స్యాత్తస్మై తస్మా ఏతమ్ ఏతకం సోమారౌద్రం సోమారౌద్రం చరుం సోమారౌద్రమితి సోమారౌద్రం చరుణ్ణి నిర్వపేత్ వపేత్ సోమం సోమం చైవ ఏవ రుద్రం రుద్రం చస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి తౌ తావేవ ఏవాస్మిన్ అస్మిన్ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం ధత్తః బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం ధత్తో బ్రహ్మవర్చసీ బ్రహ్మవర్చస్యేవ బ్రహ్మవర్చసీతి బ్రహ్మవర్చసీ ఏవ భవతి భవతి తిష్యాపూర్ణమాసే తిష్యాపూర్ణమాసేని తిష్యాపూర్ణమాస ఇది తిష్యాపూర్ణమాసే నిర్వపేద్ వపేద్రుద్రః రుద్రో వై వై దిష్యః దిష్యః సోమః సోమః పూర్ణమాసః పూర్ణమాసః సాక్షాత్ పూర్ణమాస ఇది పూర్ణమాసః సాక్షాదేవ సాక్షాదితి సాక్షాత్ ఏవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమవ బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం అవరుంధే రుంధే పరిశ్రుతే పరిశ్రుతే యాజయతి పరిశ్రుత ఇది పరిశ్రుతే యాజయతి బ్రహ్మవర్చసస్య బ్రహ్మవర్చసస్య పరిగృహేత్యై బ్రహ్మవర్చసస్యేతి బ్రహ్మవర్చసస్య పరిగృహేత్యై శ్వేతాయై పరిగృహేత్యా ఇది పరిగృహేత్యై శ్వేతాయై శ్వేతవత్సాయై శ్వేతవత్సాయై దుగ్ధం శ్వేతవత్సాయా ఇది శ్వేతవత్సాయై దుగ్ధం మథితం మథితమాజ్యం ఆజ్యం భవతి భవత్యాజ్యం ఆజ్యం రోక్షణం రోక్షణమాజ్యేన రోక్షణమిది ప్రాక్షణం ఆజ్యేన మార్జయంతే మార్జయంతే యావత్ యావదేవ ఏవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం తత్ బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం తత్సర్వం సర్వం కరోతి కరోత్యతి అది బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం క్రియతే బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం క్రియత ఇది ఇత్యాహో ఆహురీశ్వర ఈశ్వరో దుశ్చర్మా దుశ్చర్మా భవితో దుశ్చర్మేది దుహో చర్మా భవితోరితి ఇది మానవీ మానవీ ఋచౌ మానవీ ఇది మానవీ ఋచౌ ధాయ్యే ధాయ్యే కుర్యాద్ ధాయ్యే ఇది ధాయ్యే కుర్యాద్యత్ యద్వై వైకిం కించ సమనుః మనురవదత్ అవదత్తత్ తద్భేషజం భేషజం భేషజం భేషజమేవ ఏవాస్మై అస్మై కరోతి కరోతి యది యది విభీయాద్ విభీయాద్దుశ్చర్మా దుశ్చర్మా భవిష్యామి దుశ్చర్మేది దుహో చర్మా భవిష్యామీతి ఇది సోమాపౌష్ణం సోమాపౌష్ణం చరం సోమాపౌష్ణమిది సోమాపౌష్ణం చరణి నిర్వపేత్ ఉపేత్ సౌమ్య సౌమ్యో వై వై దేవతయా దేవతయా పురుష పురుష పౌష్ణా పౌష్ణా పశవ పశవస్వయా స్వయైవ ఏవాస్మై అస్మై దేవతయా దేవతయా పశుభిః పశుభిస్తుజం పశుభిరితి పశుభిః తుజం కరోతి కరోతి న దుశ్చర్మా దుశ్చర్మా భవతి దుశ్చర్మేది దుహో చర్మా భవతి సోమారౌద్రం సోమారౌద్రం చరం సోమారౌద్రమిది సోమారౌద్రం చరణ్యః నిర్భవేత్ భవేత్ ప్రజాకామః ప్రజాకామః సోమ ప్రజాకామయతి ప్రజాకామః సోమో వై వై రేతోధాః రేతోధా అగ్నిః రేతోధా ఇతి రేతహాధాః అగ్నిః ప్రజానాం ప్రజానాం ప్రజనయిత ప్రజానామితి ప్రజానాం ప్రజనయిత సోమః ప్రజనయితేతి ప్రజనయిత సోమ ఏవ ఏవాస్మై అస్మై రేతః రేతోదధాతి తథాచ్యగ్నిః అగ్నిః ప్రజాం ప్రజాం ప్రజామిది ప్రజాం ప్రజనయతి జనయతి విందతే విందతే ప్రజాం ప్రజాం సోమారౌద్రం ప్రజామిది ప్రజాం సోమారౌద్రం చరం సోమారౌద్రమితి సోమారౌద్రం చరుణ్ణి నిర్వపేత్ అపేతభిచరన్ అభిచరన్ సౌమ్య అభిచరన్నిత్యభిచరన్ సౌమ్యో వై వై దేవతయా దేవతయా పురుష పురుష ఏష రుద్ర రుద్రోయత్ యదగ్ని అగ్నిస్వాయాః స్వాయావేవ ఏవైనం ఏనం దేవతాయై దేవతాయై నిష్క్రియ నిష్క్రియ రుద్రాయ నిష్క్రియేతిని క్రియ రుద్రాయాపి అపి దధాతి దధాతి తాజక తాజకార్తిం ఆర్తిమా ఆర్చతి పృచ్చతి సోమారౌద్రం సోమారౌద్రం చరం సోమారౌద్రమితి సోమారౌద్రం చరణ్ణిః నిర్భవేత్ భవే జ్యోగామయావీ జ్యోగామయావీ సోమం జ్యోగామయావీ జ్యోగామయావీ సోమం వై వా ఏతస్య ఏతస్య రసః రసో గచ్చతి అచ్చత్యగ్నిం అగ్నిగుం శరీరం శరీరం యస్య యస్య జ్యోగామయతి ఆమయతి సోమాద్ సోమాదేవ ఏవాస్య అస్య రసం రసం నిష్క్రీణాతి నిష్క్రీణాత్యగ్నేః నిష్క్రీణాదీతి క్రీణాతి అగ్నేః శరీరం శరీరముత ఉతయతి యదీతాసు ఇతాసుర్భవతి ఇతాసురితీతాసు భవతి జీవతి జీవత్యేవ ఏవ సోమారుద్రయోః సోమారుద్రయోర్వై సోమారుద్రయోరితి సోమారుద్రయోః వా ఏతం ఏతం గ్రసితం గ్రసితకం హోతా హోతాని నిష్ఖితతి ఖితతి సహ స ఈశ్వరః ఈశ్వర ఆర్తిం ఆర్తిమార్తోః ఆర్తోరనడ్వాన్ ఆర్తోరిత్యార్తోః అనడ్వాన్ హోత్రా హోత్రాదేయః దేయో వన్నిః వన్నిర్వై వా అనడ్వాన్ అనడ్వాన్ వన్నిః వన్నిర్హోతా హోతా వన్నినా వన్నినైవ ఏవ వన్నిం వన్హిమాత్మానం ఆత్మానగ్స్పృణోతి శృణోతి సోమారౌద్రం సోమారౌద్రం చరుం సోమారౌద్రమితి సోమారౌద్రం చరన్ని నిర్వపేత్ ఉపేద్యమయేత కామయేత స్వే స్వేస్మై తస్మా ఆయతనే ఆయతనే భ్రాతృవ్యం ఆయతన ఇద్యాయతనే భ్రాతృవ్యం జనయేయం జనయేయమితి వేదిం వేదిం పరిగృహ్య పరిగృహ్యార్థం పరిగృహ్యేతి పరిగృహ్య అర్థముద్ధన్యాత్ ఉద్ధన్యాదర్థం ఉద్ధన్యాదిత్యుదన్యాత్ అర్థం నార్థం అర్థం బరిహిషః బరిహిష స్తృణీయాత్ స్తృణీయాదర్థం అర్థం నార్థం అర్థమిధ్మస్య ఇధ్మస్యాభ్యాదధ్యాత్ అభ్యాదధ్యాదర్థం అభ్యాదధ్యాదిత్యభి ఆదధ్యాత్ అర్థం నస్వే స ఏవ ఏవాస్మై అస్మా ఆయతనే ఆయతనే భ్రాతృవ్యం ఆయతన ఇత్యాయతనే భ్రాతృవ్యం జనయతి జనయతేతి జనయతి ఐంద్రమేకాదశకపాలం ఏకాదశకపాలన్ని ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్వపేత్ ఉపేన్మారుతం మారుతకం సప్తకపాలం సప్తకపాలం గ్రామకామ సప్తకపాలమిది సప్తాకపాలం గ్రామకామ ఇంద్రం గ్రామకామయి గ్రామకామ ఇంద్రం చైవ ఏవ మరుత మరుతశ్చ చస్వేన సేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి తే తదేవ ఏవాస్మై అస్మై సజాతాన్ సజాతాన్ ప్ర సజాతానితి సా జాతాన్ ప్రయచ్చంతి యచ్చంతి గ్రామీ నామ్యేవ ఏవ భవతి భవత్యాహవనీయే ఆహవనీయ ఐంద్రం ఆహవనీయ ఇత్యాహవనీయే ఐంద్రమధి అధిశ్రయతి శ్రయతి గార్హవత్యే గార్హవత్యే మారుతం గార్హవత్యైతి గార్హవత్యే మారుతం పాపవశ్యసస్య పాపవశ్యసస్య విసృత్యై పాపవశ్యసస్యేతి పాపవశ్యసస్య విసృత్యై సప్తకపాల విసృత్యా విసృత్యై సప్తకపాలో మారుత సప్తకపాల ఇది సప్తకపాల మారుతో భవతి భవతి సప్తగణా సప్తగణా వై సప్తగణా ఇది సప్తగణా వై మరుత మరుతో గణశ గణశ ఏవ గణశమితి గణాశ ఏవాస్మై అస్మై సజాతాన్ సజాతానవ సజాతానితి సా జాతాన్ అవరుంధే రుంధే నోచ్యమానే అనోచ్యమానా అనోచ్యమాన ఇత్యనో ఉచ్యమానే ఆసాదయతి సాధయతి విషం విషమేవ ఏవాస్మై అస్మా అనువర్త్మానం అనువర్త్మానం కరోతి అనువర్త్మానమిత్యనో వర్త్మానం కరోచేతాం ఏతామేవ ఏవనిహి నిర్వపేద్ అపేద్యః యః కామయేత కామయేత క్షత్రాయ క్షత్రాయ చ విషే విషే చ సమదం సమదం దధ్యాం సమదమితి సామదం దధ్యామితి ఇత్యైంద్రస్య ఐంద్రస్య వద్యన్ అవద్యన్ ప్రవజాత్ అవద్యన్నిత్యవాద్యన్ బ్రూజాదింద్రాయ ఇంద్రాయాను అనుబ్రూహి బ్రూహీతి ఇత్యాశ్రావ్య ఆశ్రావ్య బ్రూయాద్ ఆశ్రావ్యేత్యాశ్రావ్య బ్రూయాన్మరుత మరుతో యజ యజేతి ఇది మారుతస్య మారుతస్యవద్యన్ అవద్యన్ బ్రూయాద్ అవద్యన్నిత్యవాద్యన్ బ్రూయాన్మరుద్భ్య మరుద్భ్యోను మరుద్భ్యైతి మరుదభ్య అనుబ్రూహి బ్రూహీతి ఇత్యాశ్రావ్య ఆశ్రావ్య బ్రూయాద్ ఆశ్రావ్యేత్యాశ్రావ్య బ్రూయాదింద్రం ఇంద్రంయజ యజేతి ఇది స్వే స్వేవ ఏభ్యో భాగధేయే భాగధేయే సమదం భాగధేయేతి భాగధేయే సమదం దధాతి సమదమితి సామదం దధాతి వితృగుంహాణా వితృగుంహాణా తిష్టంతి వితృగుంహాణా ఇది వితృగుంహాణా తిష్టంత్యేతాం ఏతామేవ ఏవనిహి నిర్వపేద్ అపేద్యః యః కామయేత కామయేత కల్పేరన్ కల్పేరన్నిది ఇది యథాదేవతం యథాదేవతమవదాయ యథాదేవతమితి యథాదేవతం అవదాయ యథాదేవతం అవదాయేత్యవాదాయ యథాదేవతం యజేద్ యథాదేవతమితి యథాదేవతం యజేద్భాగధేయేన భాగధేయేనైవ భాగధేయేనేతి భాగధేయేన ఏవైనాన్ ఏనాన్ యథాయథం యథాయథం కల్పయతి యథాయథమితి యథాయథం కల్పయతి కల్పంతే కల్పంత ఏవ ఏవైంద్రం ఐంద్రమేకాదశకపాలం ఏకాదశకపాలన్ని ఏకాదశకపాదమిత్యేకాదశాకపాదం నిర్వపేద్ పపేద్వైశ్వదేవం వైశ్వదేవం ద్వాదశకపాదం వైశ్వదేవమితి వైశ్వాదేవం ద్వాదశకపాలం గ్రామకామః ద్వాదశకపాలమిది ద్వాదశాకపాలం గ్రామకామ ఇంద్రం గ్రామకామ ఇది గ్రామకామః ఇంద్రం చైవ ఏవ విశ్వాన్ విశ్వాగశ్చ చ దేవాన్ దేవాన్ స్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి తే తదేవ ఏవాస్మై అస్మై సజాతాన్ సజాతాన్ సజాతానితి సజాతాన్ ప్రయచ్చంతి యచ్చంతి గ్రామీ గ్రామ్యేవ ఏవ భవతి భవత్యైంద్రస్య ఐంద్రస్యావదాయ అవదాయ వైశ్వదేవస్య అవదాయేత్యవాదాయ వైశ్వదేవస్యావ వైశ్వదేవస్యేతి వైశ్వాదేవస్య అవద్యేత్ ద్యేదథ అథ ఇంద్రస్య ఇంద్రస్యోపరిష్టాద్ ఉపరిష్టాదింద్రియేణ ఇంద్రియేణైవ ఏవాస్మై అస్మా ఉభయతః ఉభయతః సజాతాన్ సజాతాన్ పరి సజాతానితి సజాతాన్ పరిగృహ్ణాతి గృహ్ణాత్యుపాధాయ్యపూర్వయం ఉపాధాయ్యపూర్వయం వాసః ఉపాధాయ్యపూర్వయమిత్యుపాధాయ్య పూర్వయం వాసో దక్షిణ దక్షిణా సజాతానాం సజాతానాముపహిత్యై సజాతానామితి సజాతానాం ఉపహిత్యై ప్రశ్నయై ఉపహిత్యా ఇత్యుపాహిత్యై ప్రశ్నయై దుగ్ధే దుగ్ధే ప్రయ్యంగలం ప్రయ్యంగలం చరం చరణ్యః నిర్వపేద్ అపేన్మరుద్భ్యః మరుద్భ్యో గ్రామకామః మరుద్భ్యైతి మరుతేభ్యః గ్రామకామః ప్రశ్నయై గ్రామకామ ఇది గ్రామకామః ప్రశ్నయై వై వై పయసః పయసో మరుతః మరుతో జాతాః జాతాః ప్రశ్నయై ప్రశ్నయై ప్రియంగవః ప్రియంగవో మారుతాః మారుతాః ఖలు ఖలు వై వై దేవతయా దేవతయా సజాతాః సజాతా మరుతః సజాతా ఇది సజాతాః మరుత ఏవ ఏవ స్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి తే తదేవ ఏవాస్మై అస్మై సజాతాన్ సజాతాన్ సజాతానితి సజాతాన్ ప్రయచ్చంతి యచ్చంతి గ్రామీ గ్రామ్యేవ ఏవ భవతి భవతి ప్రియవతీ ప్రియవతీ యాజ్యానువాక్యే ప్రియవతీ ఇది ప్రియావతీ యాజ్యానువాక్యే భవతః యాజ్యానువాక్యే యాజ్యానువాక్యే భవతః ప్రియం ప్రియమేవ ఏవైనం ఏనగుం సమానానాం సమానానాం కరోతి కరోతి ద్విపదాః ద్విపదా పురోణవాక్యాః ద్విపదేతి ద్వీపదాః పురోణవాక్యా భవతి పురోణవాక్యేతి పురః అనువాక్యాః భవతి ద్విపదః ద్విపద ఏవ ద్విపదైతి ద్వీపదః ఏవావ అవరుంధే రుంధే చతుష్పదా చతుష్పదా యాజ్యాః చతుష్పదేతి చతుఃపదాః యాజ్యా చతుష్పదః చతుష్పద ఏవ చతుష్పదైతి చతుఃపదాః ఏవ పశూన్ పశూనవ అవరుంధే రుంధే దేవాసురాః దేవాసురాః సంయత్తాః దేవాసురా ఇది దేవ అసురాః సంయత్తాసన్ సంయత్తాది సంయుక్తాః ఆసన్ తే దేవాః దేవామిథ మిథో విప్రియాః విప్రియా ఆసన్ విప్రియా ఇది విప్రియాః ఆసన్ తేన్యః అన్యోన్యస్మై అన్యస్మై జ్యైష్ఠ్యాయ జ్యైష్ఠ్యాయాతిష్టమానాః అతిష్టమానాశ్చతుర్ధా చతుర్ధావి చతుర్థేతి చతుర్ధా వ్యక్రామన్ అక్రామన్నగ్నిః అగ్నిర్వసుభిః వసుభిః సోమః వసుభిరితి వసుభిః సోమో రుద్రైః రుద్రైరింద్రః ఇంద్రో మరుద్భిః మరుద్భిర్వరుణః మరుద్భిరితి మరుద్భిః వరుణ ఆదిత్యైః ఆదిత్యైః సహ స ఇంద్రః ఇంద్రః ప్రజాపతిం ప్రజాపతిముప ప్రజాపతిమితి ప్రజాపతిం ఉపాధావత్ అధావత్తం తమేతయా ఏతయా సంజ్ఞాన్యా సంజ్ఞాన్యా యాజయత్ సంజ్ఞాన్యేతి సంజ్ఞాన్యా అయాజయదగ్నయే అగ్నయే వసుమతే వసుమతే పురోడాశం వసుమత ఇది వసుమతే పురోడాశమష్టాకపాలం అష్టాకపాలం నిః అష్టాకపాలమిత్యష్టాకపాలం ఇరవపత్ అవపత్ సోమాయ సోమాయ రుద్రవతే రుద్రవతే చరుం రుద్రవత ఇది రుద్రావతే చరుమింద్రాయ ఇంద్రాయ మరుత్వతే మరుత్వతే పురోడాశం పురోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలం వరుణాయ ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం వరుణాయాదిత్యవతే ఆదిత్యవతే చరుం ఆదిత్యవత ఇత్యాదిత్యావతే చరుం తదో వై వా ఇంద్రం ఇంద్రం దేవా దేవా జైష్యాయ జైష్యాయాభి అభిసం సమజానత అజానతయ సమానై సమానైర్మిథ మిథో విప్రియ విప్రియ స్యాత్ విప్రియ ఇది విప్రియ స్యాత్తం తమేతయా ఏతయా సంజ్ఞాన్యాయాజయేత్ సంజ్ఞాన్యేతి సంజ్ఞాన్యా యాజయేదగ్నయే అగ్నయే వసుమతే వసుమతే పరోడాశం వసుమత ఇది వసుమతే పరోడాశమష్టాగపాలం అష్టాగపాలం అష్టాగపాలమిత్యష్టాగపాలం నిర్భపేద్ పపేత్ సోమాయ సోమాయ రుద్రవతే రుద్రవతే చరం రుద్రవత ఇది రుద్రావతే చరమింద్రాయ ఇంద్రాయ మరుత్వదే మరుత్వదే పరోడాశం రోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలం వరుణాయ ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం వరుణాయాదిత్యవతే ఆదిత్యవతే చరం ఆదిత్యవత ఇత్యాదిత్యావతే చరమింద్రం ఇంద్రమేవ ఏవైనం ఏనం భూతం భూతం జ్యేష్ఠ్యాయ జ్యేష్ఠ్యాయ సమానా సమానా అభి అభిసం సంజానతే జానతే వసిష్ఠః వసిష్ఠః సమానానాం సమానానాం భవతి భవతీతి భవతి హిరణ్యగర్భాపః హిరణ్యగర్భ ఇది హిరణ్యగర్భః ఆపోహ హయత్ ప్రజాపతే ప్రజాపత ఇది ప్రజాపతేః స వేద వేదపుత్రః పుత్రః పితరం పితరహంసః స మాతరం మాతరహంసః స సూనుః సూనుర్భువత్ భువత్ సహ స భువత్ భువత్ పునర్మఘ పునర్మఘ ఇది పునః మఘ సవ్యాం వ్యామౌర్ణోత్ ఔర్ణోదంతరిక్షణం అంతరిక్షంస స సువః సువస్సః స విశ్వాహ విశ్వాభువః భువో అభవత్ అభవత్సః స ఆభవత్ అభవదిత్యభవత్ ఉదు ఉత్యం యం చిత్రం చిత్రమితి చిత్రం స ప్రత్నవత్ ప్రత్నమన్నవీయసా ప్రత్నవదితి ప్రత్నావత్ నవీయసాగ్నే అగ్నేర్జుమ్నేన జుమ్నేన సంయతా సంయతేతి సంయతా బృహత్తతంథ తతంథ భానునా భానునేతి భానునా నికావ్యా కావ్యా వేధస వేధస శశ్వత శశ్వతస్కః ఖరుహస్తే హస్తే దధానః దధానో నర్యా నర్యా పురోణి పురోణీతి పురోణి అగ్నిర్భువత్ భువద్రయపతి రయపతిరయీణా రయపతిరిదిరయపతి రయీణాగుం సత్రా సత్రా చక్రాణ చక్రాణో అమృతాని అమృతాని విశ్వా విశ్వేది విశ్వా హిరణ్యపాణి భూతయే హిరణ్యపాణిమితి హిరణ్యాపాణి భూతయే సవితారం సవితారముప ఉపహ్వయే హ్వయ ఇది హ్వయే సచేత్తా చేత్తా దేవత దేవతా పదం పదమిది పదం వామమద్య అద్య సవిత సవితర్వామం వామమో ఓష్ శ్వో దివే దివే దివే దివే వామం దివే దివైతి దివే దివే వామమస్మభ్యం అస్మభ్యగం సావీః అస్మభ్యమిత్యస్మాభ్యం సావీరితి సావీః వామస్య హి క్షయస్య క్షయస్య దేవ దేవభూరేః భూరేరయా అయా ధియా ధియా వామభాజః వామభాజ శ్యామ వామభాజ ఇది వామభాజ శ్యామేది శ్యామ బడిత్థా ఇత్థా పర్వతానాం పర్వతానాం ఖిద్రం ఖిద్రం విభర్షి విభర్షి పృథివీ పృథివీది పృథివీ ప్రయా యా భూమి భూమి ప్రవత్వతి ప్రవత్వతి మన్హా మన్హా జినోషి జినోషి మహిని మహినీతి మహిని స్తోమా సస్త్వా త్వా విచారిణి విచారిణి ప్రతి విచారిణీతి విచారిణి ప్రతిష్టోభంతి స్తోభంత్యక్తుభిః అక్తుభిరిత్యక్తోభిః ప్రయా యా వాజం వాజం న హేషంతం హేషంతం పేరుం పేరుమస్యసి అస్యస్య అర్జుని అర్జునీత్యర్జుని రథోదరేణ సఖ్యా సఖ్యా సచేయ సచేయయః యో మాన హరిష్యేద్ హరిష్యేద్ధర్యశ్వ హరియశ్వ వీరః హరియశ్వేది హరియశ్వ పీత ఇది పీతః అయ్యయః యః సోమః సోమోన్యథాయి నిధాయ్యస్మే యథాయీతి అధాయి అస్మే తస్మై అస్మే ఇత్యస్మే తస్మా ఇంద్రం ఇంద్రం ప్రతిరం ప్రతిరమేమి ప్రతిరమిది ప్రాతిరం ఏమ్యచ్చ అచ్చేత్యచ్చ ఆపాహంతమన్యస్త్రుపద ప్రభర్మ ఆపాహంతమన్యురిత్యాపాహంతమన్యు త్రిపద ప్రభర్మాధుని త్రిపద ప్రభర్మేది త్రిపద ప్రభర్మ ధుని శిమీవాన్ శిమీవాన్ శరుమాన్ శరుమాగం రుజీషీ శరుమానిది శరుమాన్ రుజీషీ త్రిజీషీ సోమో విశ్వాని విశ్వాన్యతసా అతసా వనాని వనాని నార్వాగ్ అర్వాగింద్రం ఇంద్రం ప్రతిమానాని ప్రతిమానాని దేభో ప్రతిమానానేది ప్రతిమానాని దేభురితి దేభో ప్రసువాన సువాన సోమ సోమ ఋతయో ఋతయుష్టికేత ఋతయుర్చిరాయో చికేతేంద్రాయ ఇంద్రాయ బ్రహ్మ బ్రహ్మ జమదగ్ని జమదగ్నిరర్చన్ అర్చన్నిత్యర్చన్ వృషాయంతా యంతాసి అసి శవస శవసస్తురస్య తురస్యాంత అంతర్యక్ష యక్ష గృణతే గృణతే ధర్త్రం ధర్త్రం నృగంహ నృగంహేతి నృగంహ సబాధస్తే సబాధైతి సాబాధ తేమదం మదం చుష్మయం సుష్మయం చబ్రహ్మ బ్రహ్మ నర నరో బ్రహ్మకృత బ్రహ్మకృత సపర్యన్ బ్రహ్మకృత ఇది బ్రహ్మకృత సపర్యన్నితి సపర్యన్ అర్కోవా వాయత్ యత్తురదే తురదే సోమచక్షా సోమచక్షాస్తత్ర సోమచక్షా ఇది సోమచక్షా తత్రేద్ ఇదింద్ర ఇంద్రో దధతే దధతే పృత్సు పృత్సు తుర్యాం పృత్సుతి పృతృసు తుర్యామితి తుర్యాం అషట్తే తే విష్ణో విష్ణవాస ఆస ఆకృణోమి కృణోమి తత్ తన్మే మే జుషస్వ జుషస్వ శిపివిష్ట శిపివిష్ట హవ్యం శిపివిష్టేది శిపివిష్ట హవ్యమితి హవ్యం వర్ధం దుత్వా త్వా సుష్టుతయ సుష్టుతయో గిర సుష్టుతయ ఇది సోస్తుతయ గిరో మే మే యూయం యూయం పాద పాద స్వస్తిభిః స్వస్తిభిః సదా స్వస్తిభిరితి స్వస్తిభిః సదా నః నయిది నః ప్రదత్ తత్తే తే అద్య అద్య శిపివిష్ట శిపివిష్ట నామ శిపివిష్టేది శిపివిష్ట నామార్యః అర్యశగుంసామి శగుంసామి వయనాని వయనాని విద్వాన్ విద్వానికి విద్వాన్ తంత్వా గృణామి గృణామి తపసం తపసమతవీయాన్ అతవీయాన్ క్షయంతం క్షయంతమస్య అస్య రజస రజస పరాకే పరాక ఇది పరాకే కిమిత్ ఇత్తే తే విష్ణో విష్ణో పరిలక్ష్యం విష్ణో ఇది విష్ణో పరిలక్ష్యం భూత్ పరిలక్ష్యమిది పరిలక్ష్యం భూత్ప్ర ప్రయత్ యద్వపక్షే వపక్షే శిపివిష్ట శిపివిష్టో అస్మి శిపివిష్ట ఇది శిపివిష్ట అస్మీత్యస్మి మా వర్ప వర్పో అస్మద్ అస్మదప అపగూహ గూహ ఏతత్ ఏతద్యత్ యదన్యరూప అన్యరూప సమిథే అన్యరూప ఇత్యన్యరూప సమిథే బభూత సమిథ ఇది సంవిధే బభూథేది బభూత అగ్నేదాహ దాదాశుషే దాశుషే రయిం రయిం వీరవంతం వీరవంతం పరీణసం వీరవంతమితి వీరావంతం పరీణసమితి పరీణసం శిశీహిన సూనుమత సూనుమత ఇది సూనుమత దాన నో అగ్నే అగ్నే శతిన శతినో దాహ దాస్ సహస్రిణ సహస్రిణో దుర దురో నవాజం రాజగ్రశ్రుద్యై శ్రుత్యా అప అపావృధి వృధేది వృధి ప్రాచీంద్యావా పృథివీ ప్రాచీని ప్రాచీ యావా పృథివీ బ్రహ్మణ యావా పృథివీ ద్యావా పృథివీ బ్రహ్మణా కృధి కృధి సువ సువర్ణ న శుక్రం శుక్రముషద ఉషసోవి విద్యుతు విద్యుతురితి విద్యుతు అగ్నిర్దాహ దాద్రవిణం ద్రవిణం వీరపేషా వీరపేషా అగ్ని వీరపేషా ఇది వీరపేషా అగ్నిర్షిం ఋషింయ యస్సహస్రా సహస్రా సనోది సనోదీతి సనోది అగ్నిర్దివి దివి హవ్యం హవ్యమా ఆదతాన తదానాగ్నే అగ్నేర్ధామాని ధామాని విభృతా విభృతా పురుత్రా విభృతే దివి భృతా పురుత్రేది పురోత్రా మాన నోమర్ధీ మర్ధీరా ఆదు తూభర భరేది భర ఘృతన్న నూతనం పూతం తనూ తనూరరేపా రేపాశుచి శుచి హిరణ్యం హిరణ్యమితి హిరణ్యం తత్తే ఏ రుక్మ రుక్మో నరోచత రోచతస్వధావః స్వధావైతి స్వధావః ఉభే సుశ్చంద్ర ఉభే ఇత్యుభే సుశ్చంద్ర సర్పిషః సుశ్చంద్రేతి సో చంద్ర సర్పిషో దర్వీ దర్వీ శ్రీణీషే దర్వీ ఇతి దర్వీ శ్రీణీష ఆసని ఆసనీత్యాసని ఉతో నః ఉతో ఇత్యుతో నవుత్ ఉత్పూర్యాః ఉపూర్యా ఉక్తేషు ఉక్తేషు శవసః శవసస్పతే పతైషం ఇషగ్ స్తోత్రభ్యః స్తోత్రభ్య ఆ స్తోత్రభ్యైతి స్తోత్రభ్యః ఆభర భరేతి భర వాయో శతం వాయో ఇది వాయో శతకం హరీణాం హరీణాం యువస్వ యువస్వ పోష్యాణాం పోష్యాణమితి పోష్యాణాం ఉతవా వాతే రే సహస్రిణః సహస్రిణో రథః రథః ఆయాతు యాతు పాజస పాజసేతి పాజస ప్రయాభిః ప్యాభిర్యాసి యాసి దాశ్వాగుంసం దాశ్వాగుంసమచ్చ అచ్చా నియుద్భిః నియుద్భిర్వాయో నియుద్భిరితి నియుద్భిః వాయవిష్టయే ఇష్టయే దురోణే దురోణ ఇతి దుహోవోనే ఇనః నో రయిం రయిగుం సుభోజసం సుభోజసం యువ సుభోజసమితి సుభోజసం యుభేహ ఇహని వీరవత్ వీరవద్గవ్యం వీరవదితి వీరవత్ గవ్యమశ్వియం అశ్వియం చ రాధ రాధ ఇది రాధ రేవతీర్ణ అసధమాద సధమాద ఇంద్రే సధమాద ఇది సధమాద ఇంద్రే సంతు సంతు తువివాజా తువివాజా ఇది తువివాజా క్షుమంతో యాభిర్మదేమ మదేమేతి మదేమ రేవాగం ఇది రేవత రేవత స్తోత స్తోత స్యాత్ స్యాత్వావద త్వావతో మఘోన త్వావద ఇది త్వావత మఘోన ఇది మఘోన రేద్ ఇదో ఉహరివ హరివ శ్రుతస్య హరివ ఇది హరివ శ్రుతస్యేతి శ్రుతస్య ద్వితీయకాండే ద్వితీయ ప్రశ్న సమాప్తః.